గృహ్ణాతి ప్రజానాం ప్రజానాం గృహ్ణాతి గృహ్ణాతి ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం గృహ్ణాతి గృహ్ణాతి ప్రజానాం ప్రజననాయ ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ తస్మాత్ తస్మాత్ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ తస్మాత్ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ తస్మాత్ తస్మాత్ ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రాణం తస్మాత్ ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రజననాయేతి ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రాణం తస్మాత్ తస్మాత్ ప్రాణం ప్రజా ప్రజా ప్రాణం తస్మాత్ తస్మాత్ ప్రాణం ప్రజా ప్రాణం ప్రజా ప్రజా ప్రాణం ప్రజా అన్వను ప్రజా ప్రాణం ప్రజా అను ప్రాణమితి ప్రా అను ప్రజా అన్వను ప్రజా ప్రజా అను ప్రాణు ప్రజా ప్రజా అను ప్రజా ఇది ప్రజా అను ప్రాణ్వను ప్రజాయంతే జాయంతే ప్రాణ్వను ప్రజాయంతే ప్రజాయంతే జాయంతే ప్రజాయంతే దేవా దేవా జాయంతే ప్రజాయంతే దేవా జాయంతే దేవా దేవా జాయంతే జాయంతే దేవా వై వై దేవా జాయంతే జాయంతే దేవా వై దేవా వై వై దేవా దేవా వా ఇత ఇత ఇతైతో వై దేవా దేవా వా ఇత ఇత వా ఇత ఇత ఇతైతో వై వా ఇత ఇత పత్ని పత్ని ఇతైతో వై వా ఇత ఇత పత్ని ఇతరిత పత్నే పత్నే రతయిత ఇతరిత పత్నే స్వర్గమో స్వర్గం పత్నే రతయిత ఇతరిత పత్నే స్వర్గం ఇరయిత ఇతేత పత్నే స్వర్గమో స్వర్గం పత్నే పత్నే స్వర్గం లోకం లోకగో స్వర్గం పత్నే పత్నే స్వర్గం లోకం స్వర్గం లోకం లోకగో స్వర్గగో స్వర్గం లోకము జగాకుంసన్ జగాకుంసన్ లోకగో స్వర్గగో స్వర్గం లోకము జగాకుంసన్ స్వర్గమితి స్వర్గం లోకము జగాకుంసన్ జగాకుంసన్ లోకం లోకము జగాకుంసన్ తే జగాకుంసన్ లోకం లోకము జగాకుంసన్ తే అజగాకుంసన్ తే జగాకుంసన్ జగాకుంసన్ తే స్వర్గం స్వర్గం తే జగాకుంసన్ జగాకుంసన్ తే స్వర్గం తే స్వర్గకుం స్వర్గం తే తే స్వర్గం లోకం లోకగో స్వర్గం తే తే స్వర్గం లోకం స్వర్గం లోకం లోకగో స్వర్గగో స్వర్గం లోకం నన లోకగో స్వర్గగో స్వర్గం లోకన్న స్వర్గమితి స్వహగం లోకన్నన లోకం లోకన్న ప్రణ లోకం లోకన్న ప్రణ ప్రాజానన్న జానన్ ప్రణన ప్రాజానన్న ప్రాజానన్న జానన్ ప్రాజానంతే తే జానన్ ప్రాజానంతే అజానంతే తే జానన్న జానం తేతమేతంతే జానన్న జానం తేతం తేతమేతంతే తేతం పా ఆత్మీవతం పా ఆత్మీవతమేతంతే తేతం పా ఆత్మీవతం ఏతం వా ఆత్మీవతం వా ఆత్మీవతమేతమేతం వా ఆత్మీవతమపశ్యన్న పశ్యన్ వాత్మీవతమేతమేతం వా ఆత్మీవతమపశ్యన్ ఆత్మీవతమపశ్యన్న పశ్యన్ వాత్మీవతం వా ఆత్మీవతమపశ్యంతం తమపశ్యన్ వాత్మీవతం వా ఆత్మీవతమపశ్యంతం వాత్మీవతమిది వాత్మీవతం అపశ్యంతం తమపశ్యన్న పశ్యన్ తమ గృహత గృహత తమపశ్యన్న పశ్యన్ తమ గృహత తమ గృహత గృహతదం తమ గృహత తతస్తతో గృహతదం తమ గృహత తత అగృహత తతస్తతో గృహత గృహత తతో వై వై తతో గృహత గృహత తతో వై తతో వై వై తతస్తతో వై తే తే వై తతస్తతో వై తే వై తే తే వై వై తే స్వర్గకం స్వర్గం తే వై వై తే స్వర్గం తే స్వర్గకం స్వర్గం తే తే స్వర్గం లోకం లోకకం స్వర్గం తే తే స్వర్గం లోకం స్వర్గం లోకం లోకకం స్వర్గకం స్వర్గం లోకం ప్రలోకం స్వర్గకం స్వర్గం లోకం ప్ర స్వర్గమితి స్వర్గం లోకం ప్రలోకం లోకం ప్రాజానన్న జానం ప్రలోకం లోకం ప్రాజానన్న ప్రాజానన్న జానం ప్రాజానన యజ్జత జానం ప్రాజానన యద్ అజానన యజ్జత జానన్న జానన యప్ప ఆత్మీవత ఆత్మీవతో యద్ జానన్న జానన యప్ప ఆత్మీవత యప్ప ఆత్మీవత ఆత్మీవతో యజ్జత్ప ఆత్మీవతో గృహ్యతే గృహ్యతే ఆత్మీవతో యజ్జత్ప ఆత్మీవతో గృహ్యతే ఆత్మీవతో గృహ్యతే గృహ్యతే పాత్మీవత ఆత్మీవతో గృహ్యతే సువర్గస్ సువర్గస్ గృహ్యతే పాత్మీవత ఆత్మీవతో గృహ్యతే సువర్గస్ ఆత్మీవత ఇది పాత్మీవత గృహ్యతే సువర్గస్ సువర్గస్ గృహ్యతే గృహ్యతే సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ గృహ్యతే గృహ్యతే సువర్గస్ లోకస్ సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ ప్రజ్ఞాచ్యై సువర్గస్యేతి సువర్గస్ లోకస్ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై లోకస్ లోకస్ ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞాచ్యై లోకస్ లోకస్ ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞా ఆచ్యేస స ప్రజ్ఞా ఆచి ప్రజ్ఞా ఆచ్యేస సోమ సోమస్ ప్రజ్ఞా ఆచి ప్రజ్ఞా ఆచ్యేస సోమ ప్రజ్ఞా ఆచ్యాది ప్రజ్ఞాచి స సోమ సోమస్ స సోమోన సోమస్ స సోమోన సోమోన సోమస్ సోమోనాదిష్టదాదిష్టదన సోమ సోమోనాదిష్టద నాదిష్టదాదిష్టదనాదిష్టద స్త్రీభ్య స్త్రీభ్యోదిష్టదనాదిష్టద స్త్రీభ్య అధిష్టత స్త్రీభ్య స్త్రీభ్యోదిష్టతాదిష్టత స్త్రీభ్యో గృహ్యమాణో గృహ్యమాణ స్త్రీభ్యోదిష్టతాదిష్టత స్త్రీభ్యో గృహ్యమాణ స్త్రీభ్యో గృహ్యమాణో గృహ్యమాణ స్త్రీభ్య స్త్రీభ్యో గృహ్యమాణ స్తందం గృహ్యమాణ స్త్రీభ్య స్త్రీభ్యో గృహ్యమాణ స్తం గృహ్యమాణ స్తందం గృహ్యమాణో గృహ్యమాణ స్తం ఘృతం ఘృతంతం గృహ్యమాణో గృహ్యమాణ స్తం ఘృతం తం ఘృతం ఘృతం తంతం ఘృతం వజ్రం వజ్రం ఘృతం తంతం ఘృతం వజ్రం ఘృతం వజ్రం వజ్రం ఘృతం ఘృతం వజ్రం కృత్వా వజ్రం ఘృతం ఘృతం వజ్రం కృత్వా వజ్రం కృత్వా కృత్వా వజ్రం వజ్రం కృత్వాఘ్నన్నఘ్నం కృత్వా వజ్రం వజ్రం కృత్వాఘ్నన్ కృత్వాఘ్నన్నఘ్నం కృత్వాఘ్నంతమఘ్నం కృత్వాఘ్నంతం అఘ్నంతమఘ్నఘ్నంతం నిరేంద్రియం నిరేంద్రియం తమఘ్నఘ్నంతం నిరేంద్రియం తన్ నిరేంద్రియం నిరేంద్రియం తంతం నిరేంద్రియం భూతం భూతం నిరేంద్రియం తంతం నిరేంద్రియం భూతం నిరేంద్రియం భూతం భూతం నిరేంద్రియం నిరేంద్రియం భూతమ గృహన్న గృహన్ భూతం నిరేంద్రియం నిరేంద్రియం భూతమ గృహన్న నిరేంద్రియమితి ఇంద్రియం భూతమ గృహన్న గృహన్ భూతం భూతమ గృహన్ తస్మాత్ తస్మాద్ గృహన్ భూతం భూతమ గృహన్ తస్మాద్ అగృహన్ తస్మాత్ తస్మాద్ గృహన్న గృహన్ తస్మాత్ శ్రియ శ్రియస్తస్మాద్ గృహన్న గృహన్ తస్మాత్ స్త్రియ తస్మాత్ స్త్రియ స్త్రియస్తస్మాత్ తస్మాత్ స్త్రియో నిరేంద్రియా నిరేంద్రియా స్త్రియస్తస్మాత్ తస్మాత్ స్త్రియో నిరేంద్రియా స్త్రియో నిరేంద్రియా నిరేంద్రియా స్త్రియ స్త్రియో నిరేంద్రియా అదాయాదీరదాయాదీర్ నిరేంద్రియా స్త్రియ స్త్రియో నిరేంద్రియా అదాయాదీ నిరేంద్రియా అదాయాదీరదాయాదీర్ నిరేంద్రియా నిరేంద్రియా అదాయాదీరప్యప్యదాయాదీర్ నిరేంద్రియా నిరేంద్రియా అదాయాదీరపి నిరేంద్రియా ఇదినిహి ఇంద్రియాః అదాయాదీరప్యప్యదాయాదీరదాయాదీరపి పాపాత్ పాపాదప్యదాయాదీరదాయాదీరపి పాపాత్ అదాయాదీరిత్యదాయా అదీహి అపి పాపాత్ పాపాదప్యపి పాపాత్ పుగుంసః పుగుంసః పాపాదప్యపి పాపాత్ పుగుంసః పాపాత్ పుగుంసః పుగుంసః పాపాత్ పాపాత్ పుగుంస ఉపస్థితరముపస్థితరం పుగుంసః పాపాత్ పాపాత్ పుగుంస ఉపస్థితరం పుగుంస ఉపస్థితరముపస్థితరం పుగుంసః పుగుంస ఉపస్థితరం వదంతి వదంత్యుపస్థితరం పుగుంసః పుగుంస ఉపస్థితరం వదంతి ఉపస్థితరం వదంతి వదంత్యుపస్థితరముపస్థితరం వదంతి యద్యత్ వదంత్యుపస్థితరముపస్థితరం వదంతి యత్ ఉపస్థితరమిత్యుపస్థితరం వదంతి యద్యత్ వదంతి వదంతి యద్ఘృతేన ఘృతేన యత్ వదంతి వదంతి యద్ఘృతేన యద్ఘృతేన ఘృతేన యద్యద్ఘృతేన పాత్నీవతం పాత్నీవతం ఘృతేన యద్యద్ఘృతేన పాత్నీవతం ఘృతేన పాత్నీవతం పాత్నీవతం ఘృతేన ఘృతేన పాత్నీవతగ్ శ్రేణాది శ్రేణాది పాత్నీవతం ఘృతేన ఘృతేన పాత్నీవతగ్ శ్రేణాది పాత్నీవతగ్ శ్రేణాది శ్రేణాది పాత్నీవతం పాత్నీవతగ్ శ్రేణాది వజ్రేణ వజ్రేణ శ్రేణాది పాత్నీవతం పాత్నీవతగ్ శ్రేణాది వజ్రేణ పాత్నీవతమిది పాత్నీవతం శ్రీణాది వజ్రేణ వజ్రేణ శ్రేణాది శ్రేణాది వజ్రేణ ఇవైవ వజ్రేణ శ్రేణాది శ్రేణాది వజ్రేణ ఇవ వజ్రేణ ఇవైవ వజ్రేణ వజ్రేణ ఇవైనమేనమేవ వజ్రేణ వజ్రేణ ఇవైనం ఏవైనమేనమేవైవైనం వశే వశ ఏనమేవైవైనం వశే ఏనం వశే వశ ఏనమేనం వశే కృత్వా కృత్వా వశ ఏనమేనం వశే కృత్వా వశే కృత్వా కృత్వా వశే వశే కృత్వా గృహ్ణాది గృహ్ణాది కృత్వా వశే వశే కృత్వా గృహ్ణాది కృత్వా గృహ్ణాది గృహ్ణాది కృత్వా కృత్వా గృహ్ణాత్యుపయామగృహీత ఉపయామగృహీతో గృహ్ణాది కృత్వా కృత్వా గృహ్ణాత్యుపయామగృహీత గృహ్ణాత్యుపయామగృహీత ఉపయామగృహీతో గృహ్ణాతి గృహ్ణాత్యుపయామగృహీతోస్యస్యుపయామగృహీతో గృహ్ణాతి గృహ్ణాత్యుపయామగృహీతోసి ఉపయామగృహీతోస్యస్యుపయామగృహీత ఉపయామగృహీతోసీతీత్యస్యుపయామగృహీత ఉపయామగృహీతోసీతి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీతీత్యస్యసీత్యాహేత్యస్యసీత్యాహ ఇత్యాహేతీత్యాహేయమియమాహేతీత్యాహేయం ఆహేయమియమాహాహేయం వై వా ఇయమాహాహేయం వై ఇయం వై వా ఇయమియం వా ఉపయామ ఉపయామో వా ఇయమియం వా ఉపయామ వా ఉపయామ ఉపయామో వై వా ఉపయామస్తస్మాత్ తస్మాదుపయామో వై వా ఉపయామస్తస్మాత్ ఉపయామస్తస్మాత్ తస్మాదుపయామ ఉపయామస్తస్మాదిమామిమాన్ తస్మాదుపయామ ఉపయామస్తస్మాదిమాం ఉపయామ ఇత్యుపాయామ తస్మాదిమామిమాన్ తస్మాత్ తస్మాదిమాం ప్రజా ప్రజా ఇమాన్ తస్మాత్ తస్మాదిమాం ప్రజా ఇమాం ప్రజా ఇమామిమాం ప్రజా అన్వను ప్రజా ఇమామిమాం ప్రజా అను

హేతోధా ఇది పత్నివ పత్నివ ఇత్యాహ హేతు పత్నివ పత్నివ ఇత్యాహ పత్నివ ఇది పత్నీవః ఇత్యాహ హేతిత్యాహ మిథునత్వాయ మిథునత్వాయ హేతిత్యాహ మిథునత్వాయ ఆహమిథునత్వాయ మిథునత్వాయా ఆహమిథునత్వాయ సజోః సజోర్మిథునత్వాయా ఆహమిథునత్వాయ సజోః మిథునత్వాయ సజోః సజోర్మిథునత్వాయ మిథునత్వాయ సజోర్దేవేన దేవేన సజోర్మిథునత్వాయ మిథునత్వాయ సజోర్దేవేన మిథునత్వాయేతి మిథునాత్వాయ సజోర్దేవేన దేవేన సజోః సజోర్దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన సజోః సజోర్దేవేన త్వష్ట్రా సేవేన తిసాజోః దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమకం సోమంత్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమం త్వష్ట్రా సోమకం సోమంత్వష్ట్రా త్వష్ట్రా సోమం పిబ పిబ సోమంత్వష్ట్రా త్వష్ట్రా సోమం పిబ సోమం పిబ పిబ సోమకం సోమం పిబేతీతి పిబ సోమకం సోమం పిబేతి పిబేతీతి పిబ పిబేత్యాహ హేతి పిబ పిబేత్యాహ ఇత్యాహ హేతీత్యాహ త్వష్టా త్వష్టా హేతీత్యాహ త్వష్టా ఆహత్వష్టా త్వష్టా హత్వష్టా వై వై త్వష్టా హత్వష్టా వై త్వష్టా వై వై త్వష్టా త్వష్టా వై పశూనాం పశూనాం వై త్వష్టా త్వష్టా వై పశూనాం వై పశూనాం పశూనాం వై వై పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం వై వై పశూనాం మిథునానాం పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం పశూనాం మిథునానాకు రూపకృద్రూపకృన్ మిథునానాం పశూనాం పశూనాం మిథునానాకు రూపకృత్ మిథునానాగం రూపకర్తృపకం మిథునానాం మిథునానాగం రూపకర్తృపకం రూపకం రూపకం మిథునానాం మిథునానాగం రూపకర్తృపం రూపకర్తృపకం రూపకం రూపకర్తృపకర్తృపమేవైవ రూపకం రూపకర్తృపకర్తృపమేవ రూపకృతి రూపాకృత రూపమేవైవ రూపకం రూపమేవ పశుషు పశుష్వేవ రూపకం రూపమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దాతి దాతి పశుషు పశుషు దాతి దేవా దేవా దాతి పశుషు పశుషు దాతి దేవా దాతి దేవా దేవా దాతి దాతి దేవా వై వై దేవా దాతి దాతి దేవా వై దేవా వై వై దేవా దేవా వై త్వష్టారం త్వష్టారం వై దేవా దేవా వై త్వష్టారం వై త్వష్టారం త్వష్టారం వై వై త్వష్టారమ జిఘాగుంసన్ జిఘాగుంసన్ త్వష్టారం వై వై త్వష్టారమ జిఘాగుంసన్ త్వష్టారమ జిఘాగుంసన్ జిఘాగుంసన్ త్వష్టారం త్వష్టారమ జిఘాగుంసన్ సో జిఘాగుంసన్ త్వష్టారం త్వష్టారమ జిఘాగుంసన్ సిఘాగుంసన్ సో జిఘాగుంసన్ జిఘాగుంసన్ సపత్నే పత్నే సో జిఘాగుంసన్ జిఘాగుంసన్ సపత్నే సపత్నే పత్నే సపత్నే ప్రప్రవత్నే సపత్నే ప్రపత్నే ప్రప్రవత్నే పత్నే ప్రాపద్యదాపద్యద ప్రవత్నే పత్నే ప్రాపద్యద ప్రావద్యదాపద్యద ప్రాపద్యదంతమపద్యద ప్రాపద్యదతం అపద్యదంతమపద్యదాపద్యదన్నతమపద్యదాపద్యదన్న తన్ననదం తన్న ప్రతి ప్రతినదం తన్న ప్రతి నర ప్రతి ప్రతినర ప్రతి ప్రతినర ప్రతి ప్రతి ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్నయచ్ఛన్ ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ ప్రాయచ్ఛన్నయచ్ఛన్ ప్రాయచ్ఛన్ తస్మాత్తస్మాదయచ్ఛన్ ప్రాయచ్ఛన్ తస్మాత్ అయచ్చందస్మాత్తస్మాదయచ్చన్నయచ్చందస్మాదప్యవిదస్మాదయచ్చన్నయచ్చందస్మాదపి తస్మాదప్యవిదస్మాత్తస్మాదపి వధ్యం వధ్యమ విదస్మాత్తస్మాదపి వధ్యం అవివధ్యం వధ్యమప్యవివధ్యం ప్రపన్నం ప్రపన్నం వధ్యమపరివిధ్యం ప్రపన్నం వధ్యం ప్రపన్నం ప్రపన్నం వధ్యం వధ్యం ప్రపన్నన్న ప్రపన్నం వధ్యం వధ్యం ప్రపన్నన్న ప్రపన్నన్న ప్రపన్నం ప్రపన్నన్న ప్రతి ప్రతిన ప్రపన్నం ప్రపన్నన్న ప్రతి ప్రపన్నమిది ప్రాపన్నం న ప్రతి ప్రతినన ప్రతి ప్రతినన ప్రతి ప్రతి ప్రతి ప్రతి ప్రయచ్ఛంది యచ్ఛంది ప్రతి ప్రతి ప్రయచ్ఛంది ప్రయచ్ఛంది యచ్ఛంది ప్రయచ్ఛంది తస్మాత్తస్మాద్యచ్ఛంది ప్రయచ్ఛంది తస్మాత్ యచ్ఛంది తస్మాత్తస్మాద్యచ్ఛంది యచ్ఛంది తస్మాత్వాత్మేవ దేవాత్మేవతే తస్మాద్యచ్ఛంది యచ్ఛంది తస్మాత్వాత్మేవతే తస్మాత్వాత్మేవతే పాత్మేవతే తస్మాత్తస్మాత్వాత్మేవతే త్వష్ట్రే త్వష్ట్రే పాత్మేవతే తస్మాత్తస్మాత్వాత్మేవతే త్వష్ట్రే పాత్మేవతే త్వష్ట్రే త్వష్ట్రే పాత్మేవతే పాత్మేవతే త్వష్ట్రేప్యమి త్వష్ట్రే పాత్మేవతే పాత్మేవతే త్వష్ట్రేపి పాత్మేవక ఇది పాత్మేవతే త్వష్ట్రేప్యమి త్వష్ట్రే త్వష్ట్రేపి గృహ్యతే గృహ్యతే త్వష్ట్రే త్వష్ట్రేపి గృహ్యతే అభిగృహ్యతే గృహ్యతేప్యపి గృహ్యతే నన గృహ్యతేప్యపి గృహ్యతేన గృహ్యతే నన గృహ్యతే గృహ్యతేన సాధయతి సాధయతి న గృహ్యతే గృహ్యతేన సాధయతి న సాదయతి సాదయతి నన సాదయత్య సన్నాద సన్నాత్ సాదయతి నన సాదయత్య సన్నాద సాదయత్య సన్నాద సన్నాత్ సాదయతి సాదయత్య సన్నాధ్య సన్నాత్ సాదయతి సాదయత్య సన్నాధి అసన్నాధ్య సన్నాద సన్నాధ్య ప్రజా ప్రజాశ్చ సన్నాద సన్నాధ్య ప్రజా హి ప్రజా ప్రజా హి ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా హి ప్రజా ప్రజాయందే ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందేన ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందేన ప్రజా ఇది ప్రజా ప్రజాయందేన ప్రజాయందే ప్రజాయందేనాన్న ప్రజాయందే ప్రజాయందేనాను ప్రజాయంత ఇది ప్రజాయందే నాన్వను నానువషడ్వషడను నానువషడ్ అనువషడ్వషడన్వనువషత్కరోషడన్వనువషత్కరోతి వషట్కరోతి కరోతి వషట్వషత్కరోతి యద్యత్కరోతి వషట్వషట్కరోతి యత్ కరోతి యద్యత్కరోతి కరోతి యదనువషట్కుర్యాదనువషట్కుర్యాద్యత్కరోతి కరోతి యదనువషట్కుర్యాద్యత్కరోతికరోతియదనువషట్కుర్యాద్రుద్రగోరుద్రమనువషట్కుర్యాద్యద్యదనువషట్కుర్యాద్రుద్రం అనువషట్కుర్యాద్రుద్రగోరుద్రమనువషట్కుర్యాదనువషట్కుర్యాద్రుద్రం ప్రజా ప్రజారుద్రమనువషట్కుర్యాదనువషట్కుర్యాద్రుద్రం ప్రజా అనువషట్కుర్యాదిత్యనువషట్కుర్యాద్ రుద్రం ప్రజా ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేద్ ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజేద్యన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజేద్యత్ ప్రజా ఇది ప్రజా అన్వవసృజేద్యన్నవసృజేదన్వవసృజేద్యన్న అన్వవసృజేదిత్యను అవసృజేద్ ఎన్ననయద్యన్నానువషట్కుర్యాదనువషట్కుర్యాన్నయద్యన్నానువషట్కుర్యాద్ నానువషట్కుర్యాదనువషట్కుర్యాన్ననానువషట్కుర్యాదశాంతమశాంతమనువషట్కుర్యాన్ననానువషట్కుర్యాదశాంతం అనువషట్కుర్యాదశాంతమశాంతమనువషట్కుర్యాదనువషట్కుర్యాదశాంతమగ్నేదగ్నేదశాంతమనువషట్కుర్యాదశాంతమగ్నీత్ అనువషట్కుర్యాదిత్యను వషట్కుర్యాద్ అధ్యాంతమగ్నేదగ్నేదశాంతమశాంతమగ్నేత్ సోమగుం సోమమగ్నేదశాంతమశాంతమగ్నేత్ సోమం అగ్నేత్ సోమగుం సోమమగ్నేదగ్నేత్ సోమం భక్షయేత్ భక్షయేత్ సోమమగ్నేదగ్నేత్ సోమం భక్షయేత్ అగ్నేదిత్యగ్నిసోమం భక్షయేదు పాగుంషు పాగుంషు భక్షయేత్ సోమగుం సోమం భక్షయేదు పాగుంషు భక్షయేదు పాగుంషు పాగుంషు భక్షయేత్ భక్షయేదు పాగుష్వన్వను పాగుంషు భక్షయేత్ భక్షయేదు పాగుష్వను పాగుష్వన్వను పాగుంషు పాగుష్వను వషడ్వషడను పాగుంషు పాగుష్వను వషడు పాగుష్మిత్యు పాగుంషు అనువషడ్వషడన్వనువషట్కరోతి కరోతి వషడన్వనువషట్కరోతి వషట్కరోతి కరోతి వషట్వషట్కరోతి నన కరోతి వషట్వషట్కరోతి న కరోతి నన కరోతి కరోతి న రుద్రగో రుద్రం న కరోతి కరోతి న రుద్రం న రుద్రగో రుద్రం నన రుద్రం ప్రజా ప్రజారుద్రం నన రుద్రం ప్రజా రుద్రం ప్రజా ప్రజారుద్రగో రుద్రం ప్రజా అన్వవసృజత్యన్వవసృజతి ప్రజారుద్రగో రుద్రం ప్రజా అన్వవసృజతి ప్రజా అన్వవసృజత్యన్వవసృజతి ప్రజా ప్రజా అన్వవసృజతి శాంతగో శాంతమన్వవసృజతి ప్రజా ప్రజా అన్వవసృజతి శాంతం ప్రజా ఇది ప్రజా అన్వవసృజతి శాంతగో శాంతమన్వవసృజత్యన్వవసృజతి శాంతమగ్నీదగ్నీత్ శాంతమన్వవసృజత్యన్వవసృజతి శాంతమగ్నీత్ అన్వవసృజతీత్యను అవసృజతి శాంతమగ్నీదగ్నీత్ శాంతగో శాంతమగ్నీత్ సోమగో సోమమగ్నీత్ శాంతగో శాంతమగ్నీత్ సోమం అగ్నేత్ సోమగో సోమమగ్నీదగ్నీత్ సోమం భక్షయతి భక్షయతి సోమమగ్నీదగ్నీత్ సోమం భక్షయతి అగ్నీనిత్యగ్నీత్ సోమం భక్షయతి భక్షయతి సోమకం సోమం భక్షయత్యగ్నేదగ్నేత్ భక్షయతి సోమకం సోమం భక్షయత్యగ్నేత్ భక్షయత్యగ్నేదగ్నేత్ భక్షయతి భక్షయత్యగ్నేన్నేష్టుర్నేష్టురగ్నేత్ భక్షయతి భక్షయత్యగ్నేన్నేష్టు అగ్నేన్నేష్టుర్నేష్టురగ్నేదగ్నేన్నేష్టురుపస్థముపస్థన్నేష్టురగ్నేదగ్నేన్నేష్టురుపస్థం అగ్నేదిత్యగ్నేత్ నేష్టుర్వస్థముపస్థన్నేష్టుర్నేష్టురుపస్థమోపస్థన్నేష్టుర్నేష్టురుపస్థమా ఉపస్థమోపస్థముపస్థమాసీదసీదోపస్థముపస్థమాసీద ఉపస్థమిత్యుపాస్థం ఆసీదసీదాసీదనేష్టర్నేష్టసీదాసీదనేష్టః సీదనేష్టర్నేష్టసీదసీదనేష్టః పత్నీం పత్నీం నేష్టసీదసీదనేష్టః పత్నీం నేష్టః పత్నీం పత్నీన్నేష్టర్నేష్టః పత్నీముదానయోదానయ పత్నీన్నేష్టర్నేష్టః పత్నీముదానయ పత్నీముదానయోదానయ పత్నీం పత్నీముదానయేతిదానయ పత్నీం పత్నీముదానయేతి ఉదానయేతిదానయోదానయేత్యాహేత్యుదానయోదానయేత్యాహ ఉదానయేత్యుత ఆనయ ఇత్యాహేతిహాగ్నిదగ్నిదాహేతిహాగ్నీద్ ఆహాగ్నిరగ్నిదాహాగ్నిదేవైవాగ్నిదాహాగ్నిదేవ అగ్నిదేవైవాగ్నిరగ్నిదేవనేష్టరి నేష్టర్యేవాగ్నిరగ్నిదేవనేష్టరి అగ్నిదిత్యగ్నిత్ ఏవనేష్టరి నేష్టర్యేవైవనేష్టరి రేతో రేతో నేష్టర్యేవైవనేష్టరి రేత నేష్టరి రేతో రేతో నేష్టరి నేష్టరి రేతో దధాతి దధాతి రేతో నేష్టరి నేష్టరి రేతో దధాతి రేతో దధాతి దధాతి రేతో రేతో దధాతి నేష్టా నేష్టా దధాతి రేతో రేతో దధాతి నేష్టా దధాతి నేష్టా నేష్టా దధాతి దధాతి నేష్టా పత్నియాం పత్నియాన్ నేష్టా దధాతి దధాతి నేష్టా పత్నియాం నేష్టా పత్నియాం పత్నియాన్ నేష్టా నేష్టా పత్నియాముద్గాత్రోద్గాత్రా పత్నియాన్ నేష్టా నేష్టా పత్నియాముద్గాత్రా పత్నియాముద్గాత్రోద్గాత్రా పత్నియాం పత్నియాముద్గాత్రా సముసముద్గాత్రా పత్నియాం పత్నియాముద్గాత్రా సముద్గాత్రా సముసముద్గాత్రోద్గాత్రా సంఖ్యావైదిఖ్యావైది సముద్గాత్రోద్గాత్రా సంఖ్యావైది ఉద్గాత్రేచ్యుద్గాత్రా సంఖ్యావైదిఖ్యావైదశకం సంఖ్యావైది ప్రజాపతి ప్రజాపతిఖ్యావైదశకం సంఖ్యావైది ప్రజాపతి ఖ్యావైది ప్రజాపతి ప్రజాపతిఖ్యావైదిఖ్యావైది ప్రజాపతిర్వై వై ప్రజాపతిఖ్యావైదిఖ్యావైది ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ఏష వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ప్రజాపతి ప్రజాపతి వా ఏష ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏషయత్ ఏషయజ్ఞాతోద్గాతాయ్ఞాతోద్గాతాయ్ఞాత ప్రజానాం ప్రజానాముద్గాతాయ్ఞాత ప్రజానాం ఉద్గాత ప్రజానాం ప్రజానాముద్గాతోద్గాత ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాముద్గాతోద్గాత ప్రజానాం ప్రజననాయ ఉద్గాతేచ్యుద్గాత ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయాపోప ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయాప ప్రజానామిది ప్రజానాం ప్రజననాయాపోప ప్రజననాయ ప్రజననాయాప ఉపోపాప ప్రజననాయ ప్రజననాయాప ఉప ప్రజననాయేది ప్రజననాయ అప ఉపోపాపోప ఉప ప్రప్రోపాపోప ఉప ప్ర ఉప ప్రోపోప ప్రవర్తయతి వర్తయతి ప్రోపోప ప్రవర్తయతి ప్రవర్తయతి వర్తయతి ప్రవర్తయతి రేతో రేతో వర్తయతి ప్రవర్తయతి రేత వర్తయతి రేతో రేతో వర్తయతి వర్తయతి రేత ఏవైవ రేతో వర్తయతి వర్తయతి రేత ఏవ రేత ఏవైవ రేతో రేత ఏవ తత్తదేవ రేతో రేత ఏవ తత్ ఏవ తత్తదేవైవ తత్సించరి సించరి తదేవైవ తత్సించరి తత్సించతి సించరి తత్సించత్యూరుణోరుణా సించరి తత్తత్సించత్యూరుణా సించత్యూరుణోరుణా సించరి సించత్యూరుణోపోరుణా సించతి సించత్యూరుణోప ఊరుణోపోరుణోరుణోప ప్రోపోరుణోరుణోప ప్ర ఉపప్రోపోప ప్రవర్తయతి వర్తయతి ప్రోపోప ప్రవర్తయతి ప్రవర్తయతి వర్తయతి ప్రవర్తయత్యూరుణోరుణా వర్తయతి ప్రవర్తయత్యూరుణా వర్తయత్యూరుణోరుణా వర్తయతి వర్తయత్యూరుణాహి హ్యూరుణా వర్తయతి వర్తయత్యూరుణాహి ఊరుణాహి హ్యూరుణోరుణాహి రేతో రేతో హ్యూరుణోరుణాహి రేత హిరేతో రేతో హి రేత శిక్ష్యతే శిక్ష్యతే రేతో హి రేత శిక్ష్యతే రేత శిక్ష్యతే శిక్ష్యతే రేతో రేత శిక్ష్యతే నగ్నం కృత్య నగ్నం కృత్య శిక్ష్యతే రేతో రేత శిక్ష్యతే నగ్నం కృత్య శిక్ష్యతే నగ్నం కృత్య నగ్నం కృత్య శిక్ష్యతే శిక్ష్యతే నగ్నం కృత్యోరు మూరుం నగ్నం కృత్య శిక్ష్యతే శిక్ష్యతే నగ్నం కృత్యోరుం నగ్నం కృత్యోరు మూరుం నగ్నం కృత్య నగ్నం కృత్యోరుము పోరుం నగ్నం కృత్య నగ్నం కృత్యోరుముప నగ్నం కృత్యేది నగ్నం కృత్య ఊరుము పోరు మూరుము పప్రప్రో పోరు మూరుము పప్ర ఉపప్రోపోప ప్రవర్తయతి వర్తయతి ప్రోపోప ప్రవర్తయతి ప్రవర్తయతి వర్తయతి ప్రవర్తయతి యదా యదా వర్తయతి ప్రవర్తయతి యదా వర్తయతి యదా యదా వర్తయతి వర్తయతి యదాహి యదా వర్తయతి వర్తయతి యదాహి యదాహి యదా యదా హి నగ్నో నగ్నో హి యదా యదా హి నగ్న హి నగ్నో నగ్నో హి నగ్న ఊరురోరుర్నగ్నో హి నగ్న ఊరు నగ్న ఊరురోరుర్నగ్నో నగ్న ఊరుర్భవతి భవత్యోరుర్నగ్నో నగ్న ఊరుర్భవతి ఊరుర్భవతి భవత్యోరురోరుర్భవత్యథాథవత్యోరురోరుర్భవత్యథ భవత్యథాథ భవతి భవత్యథ మిథుని మిథున్యథ భవతి భవత్యథ మిథుని అథ మిథుని మిథున్యథాథ మిథుని భవతో భవతో మిథున్యథాథ మిథుని భవత మిథునీ భవతో భవతో మిథునీ మిథునీ భవతో థాథ భవతో మిథునీ మిథునీ భవతోథ భవతో థాథ భవతో భవతో ధరేతో రేతోథ భవతో భవతో ధరేత అథరేతో రేతోథాధరేత శిక్ష్యతే శిక్ష్యతే రేతోథాధరేత శిక్ష్యతే రేతశిక్ష్యతే శిక్ష్యతే రేతో రేతశిక్ష్యతే థాథ శిక్ష్యతే రేతో రేతశిక్ష్యతేథ శిక్ష్యతే థాథ శిక్ష్యతే శిక్ష్యతేథ ప్రజా ప్రజా అథ శిక్ష్యతే శిక్ష్యతేథ ప్రజా అథ ప్రజా ప్రజా అథాథ ప్రజా ప్ర ప్ర ప్రజా అథాథ ప్రజా ప్ర ప్రజా ప్ర ప్ర ప్రజా ప్రజా ప్రజాయంతే జాయంతే ప్ర ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే జాయంతే ప్ర ప్రజాయంతే జాయంత ఇది జాయంతే ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహంతస్య దస్యాహన్ వృత్రం వృత్రమహంతస్య అహంతస్య దస్యాహన్నహంతస్య శీర్షకపాలకం శీర్షకపాలం దస్యాహన్నహంతస్య శీర్షకపాలం తస్య శీర్షకపాలకం శీర్షకపాలం దస్య దస్య శీర్షకపాలముదు శీర్షకపాలం దస్య దస్య శీర్షకపాలముదు శీర్షకపాలముదు శీర్షకపాలకం శీర్షకపాలముదౌ ఊబ్జదౌబ్జదు శీర్షకపాలకం శీర్షకపాలముదౌ ఊబ్జదు శీర్షకపాలమితి శీర్షార్కపాలం ఉదౌ ఊబ్జదౌబ్జదుదౌ ఊబ్జత్స ఔ ఊబ్జదుదౌ ఊబ్జత్స ఔబ్జత్స ఔ ఊబ్జదౌబ్జత్స ద్రోణకలశోద్రోణకలశ స ఔ ఊబ్జదౌబ్జత్స ద్రోణకలశ సద్రోణకలశో ద్రోణకలశస్సు సద్రోణకలశో భవద భవద్రోణకలశస్సు సద్రోణకలశో భవద్ ద్రోణకలశో భవద భవద్రోణకలశో ద్రోణకలశో భవత్పస్మాత్ తస్మాద్ భవద్రోణకలశో ద్రోణకలశో భవత్పస్మాద్ ద్రోణకలశ ఇది ద్రోణకలశ అభవత్తస్మాత్ తస్మాద్ భవద భవత్తస్మాత్ సోమ సోమస్తస్మాద్ భవద భవత్తస్మాత్ సోమ తస్మాత్ సోమ సోమస్తస్మాత్ తస్మాత్ సోమస్వగుం సగుం సోమస్తస్మాత్ తస్మాత్ సోమస్సం సోమస్సగుం సగుం సోమస్సమశ్రవదశ్రవత్సగుం సోమస్సమశ్రవదు సమశ్రవదశ్రవత్సగుం సమశ్రవత్సోశ్రవత్సగుం సమశ్రవత్స అశ్రవత్సోశ్రవదశ్రవత్సహారియోజనో హారియోజనస్సోశ్రవదశ్రవత్సహారియోజన సహారియోజనో హారియోజనస్స సహారియోజనో భవద భవద్ధారియోజనస్స సహారియోజనో భవద్ హారియోజనో భవద భవద్ధారియోజనో హారియోజనో భవత్తంతమ భవద్ధారియోజనో హారియోజనో భవత్తం హారియోజన ఇది హారి యోజన అభవత్తంతమ భవద భవత్తం వివితమ భవద భవత్తం వి తమ వివితంతం వ్యచికిత్సద్వితంతం వ్యచికిత్సత్ వ్యచికిత్సద చికిత్సద్వి వ్యచికిత్సజ్జుహవాణీ జుహవాణీ అచికిత్సద్వం వ్యచికిత్సజ్జుహవాణీ అచికిత్సజ్జుహవాణీ జుహవాణీ అచికిత్సద చికిత్సజ్జుహవాణీ మామా జుహవాణీ అచికిత్సద చికిత్సజ్జుహవాణీ మా జుహవాణీ మామా జుహవాణీ జుహవాణీ మా హౌషా గుం హౌషా మా జుహవాణీ జుహవాణీ మా హౌషా మా హౌషా గుం హౌషా మా మా హౌషా మిలీతి హౌషా మా మా హౌషా మిలి హౌషా మిలీతి హౌషా గుం హౌషా మిలి సస ఇది హౌషా గుం హౌషా మిలి సహ ఇది సస ఇది సో మన్యత మన్యత స ఇది సో మన్యత సో మన్యత మన్యత సో మన్యత యద్యత మన్యత సో మన్యత యద్ అమన్యత యద్యత మన్యత మన్యత యద్ధోష్యామి హోష్యామి యద్ మన్యత మన్యత యద్ధోష్యామి యద్ధోష్యామి హోష్యామి యద్యద్ధోష్యామ్యామ మామగం హోష్యామి యద్యద్ధోష్యామ్యామం హోష్యామ్యామ మామగం హోష్యామి హోష్యామ్యామగం హోష్యామి హోష్యామ్యామగం హోష్యామి హోష్యామ్యామగం హోష్యామి మామగం హోష్యామి హోష్యామ్యామ మామగం హోష్యామి యద్యద్ధోష్యామ్యామ మామగం హోష్యామి యద్ హోష్యామి యద్యద్ధోష్యామి హోష్యామి యన్న యద్ధోష్యామి హోష్యామి యన్న యన్న నయజ్యన్న హోష్యామి హోష్యామి నయజ్ఞన్న హోష్యామి న హోష్యామి హోష్యామి నన హోష్యామి యజ్ఞవేషసం యజ్ఞవేషసం హోష్యామి నన హోష్యామి యజ్ఞవేషసం హోష్యామి యజ్ఞవేషసం యజ్ఞవేషసం హోష్యామి హోష్యామి యజ్ఞవేషసం కరిష్యామి కరిష్యామి యజ్ఞవేషసం హోష్యామి హోష్యామి యజ్ఞవేషసం కరిష్యామి యజ్ఞవేషసం కరిష్యామి కరిష్యామి యజ్ఞవేషసం యజ్ఞవేషసం కరిష్యామి దీతి కరిష్యామి యజ్ఞవేషసం యజ్ఞవేషసం కరిష్యామి ఇది యజ్ఞవేషసమితి యజ్ఞవేషసం కరిష్యామీతి కరిష్యామి కరిష్యామీతి తంతమితి కరిష్యామి కరిష్యామీతికం ఇది తంతమితి తమధ్యేతమితి తమధ్యేత తమధ్యేతాధ్యేతమధ్యేత హోతుమోహోతుమధ్యేత తంతమధ్యేత హోతు అధ్యేత హోతుమోహోతుమధ్యేతాధ్యేత హోతుకూంసస హోతుమధ్యేతాధ్యేత హోతుకూంస హోతుకూంసస హోతుకూహోతుకూసోగ్నిరగ్నిస్స హోతుకూహోతుకూసోగ్ని సోగ్నిరగ్నిస్సోగ్నిరబ్రవీద ప్రవేదగ్నిస్సోగ్నిరబ్రవీద్ అగ్నిరప్రవేద ప్రవేదగ్నిరగ్నిరప్రవీన్న ప్రవేదగ్నిరగ్నిరప్రవీన్న అప్రవీన్న నా ప్రవేద ప్రవేన్నమయి మయి నా ప్రవేద ప్రవేన్నమయి నమయి మయిన నమయ్యామ మామం మయిన నమయ్యామం మయ్యామ మామం మయి మయ్యామకం హోష్యసి హోష్యశ్యామం మయి మయ్యామకం హోష్యసి మామగుం హోష్యసి హోష్యశ్యామ మామగుం హోష్యసీతి హోష్యశ్యామ మామగుం హోష్యసీతి హోష్యసీతి హోష్యసి హోష్యసీతి తంతమితి హోష్యసి హోష్యసీతి తమ్ ఇది తంతమితి తంధానాభిర్ధానాభిస్తమితి తంధానాభి తంధానాభిర్ధానాభిస్తం తంధానాభిరశ్రీనాథశ్రీనాథానాభిస్తంతంధానాభిరశ్రీనాథ్ ధానాభిరశ్రీనాథశ్రీనాథానాభిర్ధానాభిరశ్రీనాత్తంతమశ్రీనాథానాభిర్ధానాభిరశ్రీనాత్తం అశ్రీనాత్తంతమశ్రీనాథశ్రీనాత్తగోశ్రుతగోశ్రుతంతమశ్రీనాథశ్రీనాత్తగోశ్రుతం సగోశ్రుతగోశ్రుతం దంతగోశ్రుతం భూతం భూతగోశ్రుతం దంతగోశ్రుతం శ్రుతం భూతం భూతగోశ్రుతగోశ్రుతం భూతమజుహోద్ భూతగోశ్రుతగోశ్రుతం భూతమజుహోద్ భూతమజుహోదజుహోద్భూతం భూతమజుహోద్యజుహోద్భూతం భూతమజుహోద్యత్ అజుహోద్యజుహోద్యుహోద్యానాభిర్ధానాభిర్నిరజుహోదజుహోద్యానాభిర్యద్యానాభిర్హారియోజనగోహారియోజనం ధానాభిర్హారియోజనగోహారియోజనం ధానాభిర్హారియోజనగ్రశ్రీణాతిశ్రీణాతిహారియోజనం ధానాభిర్ధానాభిర్హారియోజనగ్రశ్రీణాతి హారియోజనకృశ్రీణాతిహారియోజనగోహారియోజనకృశ్రీణాతిశ్రుతత్వాయ శ్రుతమేవైవ శృతగో శృతమేవైనమేనమేవృతగో శృతమేవైనం ఏవైనమేనమేవైనం భూతం భూతమేనమేవైనం భూతం ఏనం భూతం భూతమేనమేనం భూతం జుహోతి జుహోతి భూతమేనమేనం భూతం జుహోతి భూతం జుహోతి జుహోతి భూతం భూతం జుహోతి పస్వీభిర్పస్వీభిర్జుహోతి భూతం భూతం జుహోతి పస్వీభి జుహోతి పస్వీభిర్పస్వీభిర్జుహోతి జుహోతి పస్వీభి శ్రీనాథ శ్రీనాథి పస్వీభిర్జుహోతి జుహోతి పస్వీభి శ్రీనాథి పస్వీభిశ్రీనాథేతావతిరేతావతిశ్రీనాథిపస్వీభిర్పస్వీభిశ్రీనాథేతావతిరేతావతిశ్రీనాథిశ్రీనాథేతావతిరేవైవైతావతిరేవాస్యాస్యైవైతావతిరేతావతిరేవాస్యా అస్యాముష్మిన్నముష్మిన్నస్యాస్యాముష్మిన్లోకే లోకే ముష్మిన్నస్యాస్యాముష్మిన్లోకే అముష్మిన్లోకే లోకే ముష్మిన్నముష్మిన్లోకే కామదుఖాః కామదుఖాః లోకే ముష్మిన్నముష్మిన్లోకే కామదుఖాః లోకే కామదుఖాః భవంతి భవంతి కామదుఖాః భవంతి కామదుఖాః భవంతి భవంతి కామదుఖాః కామదుఖాః భవంత్యథో అథో భవంతి కామదుఖాః కామదుఖాః భవంత్యథో కామదుఖా ఇతి కామా పురా హవంత్యథో అథో భవంతి కామంత్యథో ఖలు ఖల్వథో భవంతి కామంత్యథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహురేత ఏతా ఆహు ఖలు ఖల్వాహురేత ఆహురేత ఏతా ఆహురాహురేత వైవా ఏతా ఆహురాహురేత వై ఏతావైవ ఏతావా ఇంద్రస్యేంద్రస్య వా ఏతావా ఇంద్రస్య వా ఇంద్రస్యేంద్రస్య వైవ ఇంద్రస్య పృష్టయః పృష్టయ ఇంద్రస్య వైవ ఇంద్రస్య పృష్టయః ఇంద్రస్య పృష్టయః పృష్టయ ఇంద్రస్యేంద్రస్య పృష్టయః కామదుఃఖాః కామదుఃఖాః పృష్టయ ఇంద్రస్యేంద్రస్య పృష్టయః కామదుఃఖాః పృష్టయః కామదుఃఖాః కామదుఃఖాః పృష్టయః పృష్టయః కామదుఃఖాయత్ యత్ కామదుఃఖాః పృష్టయః పృష్టయః కామదుఃఖాయత్ కామదుఃఖాయద్యత్ కామదుఃఖాః కామదుఃఖాయద్ధారయోజనీర్హారయోజనీర్యత్ కామదుఃఖాః కామదుఃఖాయద్ధారయోజనీః కామదుఃఖా ఇతి కామదుఃఖాః యద్ధారయోజనీర్హారయోజనీర్యద్యద్ధారయోజనీరితీతహారయోజనీర్యద్యద్ధారయోజనీరితీతహారయోజనీరితి హారయోజనీరితీతహారయోజనీర్హారయోజనీరితస్మాత్తస్మాద్హారయోజనీరహారయోజనీ ఇది తస్మాత్తస్మాద్ బహ్వేభిశ్రేణీయాచ్ఛ్రేణీయాద్బహ్వేభిర్బహ్వేభిశ్రేణీయాద్రక్సామే అర్క్సామే శ్రేణీయాద్బహ్వేభిర్బహ్వేభిశ్రేణీయాద్రక్సామే శ్రేణీయాద్రక్సామే అర్క్సామే వైవ అర్క్సామే శ్రేణీయాచ్ఛ్రేణీయాద్రక్సామే వా ఇంద్రస్యేంద్రస్య వైవ ఇంద్రస్య హరి హరి ఇంద్రస్య వైవ ఇంద్రస్య హరి ఇంద్రస్య హరి హరి ఇంద్రస్యేంద్రస్య హరి సోమపానో సోమపానో హరి ఇంద్రస్యేంద్రస్య హరి సోమపానో హరి సోమపానో సోమపానో హరి హరి సోమపానో తయోస్తయో సోమపానో హరి హరి సోమపానో తయో హరి ఇది హరి సమపానోతయోస్తయోస్తమపానోసమపానోతయోఃపరిధయఃపరిధయస్తయోస్తమపానావితిసోమాప్లానౌ తయోఃపరిధయఃపరిధయస్తయోస్తయోఃపరిధయ ఆధానమాధానంపరిధయస్తయోస్తయోఃపరిధయఆధానంపరిధయఆధానమాధానంపరిధయఃపరిధయఆధానయ్యత్యదాధానంపరిధయఃపరిధయఆధానయ్యత్ పరిధేన్పరిధేన్పరిధేన్పరిధేన్పరిధేన్పరిధేన్పరిధేన్పరిధేన్జుహుయాద్జుహుయాద్పరిధేన్పరిధేన్జుహుయాద్ అప్రహృత్యేత్యప్రాహృత్య పరిధేన్జుహుయాద్జుహుయాద్పరిధేన్పరిధేన్జుహుయాదంతరాధానాభ్యామంతరాధానాభ్యాంజుహుయాద్పరిధేన్పరిధేన్జుహుయాదంతరాధానాభ్యాం అంతరాధానాభ్యాం ఘాసం ఘాసమంతరాధానాభ్యాం ఘాసం ప్రయచ్ఛేద్ప్రహృత్య ప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యపరిధేన్పరిధేన్ప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యపరిధీన్ నిరాధానాభ్యాం ఘాసం ఘాసమేవైవ ఘాసం ప్రప్రఘాసమేవైవ ఘాసం ప్ర ఘాసం ప్రప్రఘాసం ప్రయచ్ఛది యచ్ఛది ప్రఘాసం ఘాసం ప్రయచ్ఛది ప్రయచ్ఛది యచ్ఛది ప్రయచ్ఛత్యున్నేతోన్నేతయచ్ఛది ప్రయచ్ఛత్యున్నేత యచ్ఛత్యున్నేతోన్నేతయచ్ఛది యచ్ఛత్యున్నేత జుహోతి జుహోత్యున్నేతయచ్ఛది యచ్ఛత్యున్నేత జుహోతి ఉన్నేతాదిహోతిహోత్యున్నేతోన్నేతాదిహోతి యాతయ మా యాతయ మా జిహోత్యున్నేతోన్నేతాదిహోతి యాతయ మా ఉన్నేతేచ్యుతోన్నేత జిహోతి యాతయ మా యాతయ మా జిహోతి జిహోతి యాతయ మేవేవ యాతయ మా జిహోతి జిహోతి యాతయ మేవ యాతయ మేవేవ యాతయ మా యాతయ మే వహి యాతయ మా యాతయ మే వహి యాతయా మేతి యాత ఇవహి హీమే వహ్యేతర్హ్యేతరి హీమే వహ్యేతరి హ్యేతర్హ్యేతరి హ్యేతర్హ్యద్ధర్యరద్ధర్యేతరి హ్యేతర్హ్యద్ధర్యో ఏతర్హ్యద్ధర్యరద్ధర్యరేతర్హ్యేతర్హ్యద్ధర్యస్వగాకృతస్వగాకృతాద్ధర్యరేతర్హ్యేతర్హ్యద్ధర్యస్వగాకృతః అధ్వర్యర్యుహుయాద్యుహుయాద్ధర్యర్యుహుయాద్యుహుయాద్యుమక్తం విముక్తం యథా జుహుయాద్యుహుయాద్యథా విముక్తం పునః పునర్విముక్తం యథా జుహుయాద్యథా విముక్తం పునః విముక్తం పునర్విముక్తం విముక్తం పునర్యునక్తి యునక్తి పునర్విముక్తం విముక్తం పునర్యునక్తి విముక్తమితి విముక్తం ఇహోగణ్యేతి విక్రమ్య జహోతి విక్రమ్య విక్రమ్య జహోతి జహోతి విక్రమ్యహి విక్రమ్య జహోతి జహోతి విక్రమ్యహి విక్రమ్యహి విక్రమ్య విక్రమ్యహీంద్ర ఇంద్రో హి విక్రమ్య విక్రమ్యహీంద్ర విక్రమ్యేతి విక్రమ్య హీంద్ర ఇంద్రో హీంద్రో వృత్రం వృత్రమింద్రో హీంద్రో వృత్రం ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నో వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహన్ సమృద్ధి సమృద్ధ్య అహన్ వృత్రం వృత్రమహన్ సమృద్ధి అహన్ సమృద్ధి సమృద్ధ్య అహన్నహన్ సమృద్ధి పశవః పశవః సమృద్ధ్య అహన్నహన్ సమృద్ధి పశవః సమృద్ధి పశవః పశవః సమృద్ధి సమృద్ధి పశవో వై వై పశవః సమృద్ధి సమృద్ధి పశవో వై సమృద్ధ్య ఇది సమృద్ధి పశవో వై వై పశవః పశవో వై హరియోజనేర్హరియోజనేర్వై పశవః పశవో వై హరియోజనీః వై హరియోజనేర్హరియోజనేర్వై వై హరియోజనేర్యద్యద్ధారయోజనేర్వై వై హరియోజనేర్యద్ హారయోజనేర్యద్యద్ధారయోజనేర్హారయోజనేర్యత్సంభిన్యాత్సంభిన్యాద్యద్ధారయోజనేర్హారయోజనేర్యత్సంభిన్యాద్ హారయోజనేరితి హారియోజనీ యత్సంభిన్యాత్సంభిన్యాద్యద్యత్సంభిన్యాదల్పా అల్పా సంభిన్యాద్యద్యత్సంభిన్యాదల్పా సంభిన్యాదల్పా అల్పా సంభిన్యాత్సంభిన్యాదల్పా ఏనమేనమల్పా సంభిన్యాత్సంభిన్యాదల్పా ఏనం సంభిన్యాదితి సంభిన్యాత్ అల్పా ఏనమేనమల్పా అల్పా ఏనం పశవః పశవ ఏనమల్పా అల్పా ఏనం పశవః ఏనం పశవః పశవ ఏనమేనం పశవో భుంజంతో భుంజంతః పశవ ఏనమేనం పశవో భుంజంతః పశవో భుంజంతో భుంజంతః పశవః పశవో భుంజంత ఉపోపభుంజంతః పశవః పశవో భుంజంత ఉప భుంజంత ఉపోపభుంజంతో భుంజంత ఉపతిష్టేరం తిష్టేరన్నప భుంజంతో భుంజంత ఉపతిష్టేరన్ ఉపతిష్టేరం తిష్టేరన్నోపతిష్టేరణయ్యేరణయ్యేరణయ్యేరణయన్న యన్నయజ్జన్న సంభిన్యాత్ సంభిన్యాన్నయజ్జన్న సంభిన్యాత్ సంభిన్యాత్ సంభిన్యాన్న సంభిన్యాత్ భావో భావ సంభిన్యాన్న సంభిన్యాత్ భావ సంభిన్యాత్ భావో భావ సంభిన్యాత్ సంభిన్యాత్ భావ ఏనమేనం భావ సంభిన్యాత్ సంభిన్యాత్ భావ ఏనం సంభిన్యాదితి సంభిన్యాత్ భావ ఏనమేనం భావో భావ ఏనం పశవ పశవ ఏనం భావో భావ ఏనం పశవ ఏనం పశవ పశవ ఏనమేనం పశవో భుంజంతో భుంజంతః పశవ ఏనమేనం పశవో భుంజంతః పశవో భుంజంతో భుంజంతః పశవ పశవో భుంజంత ఉపోపా భుంజంతః పశవ పశవో భుంజంత ఉప అభుంజంత ఉపోపా భుంజంతో భుంజంత ఉపరిష్ఠేరం తిష్ఠేరన్నుపా భుంజంతో భుంజంత ఉపరిష్ఠేరన్ ఉపతిష్ఠేరం తిష్ఠేరన్ను గోపతిష్ఠేరన్ మనసా మనసాదిష్ఠేరన్ను గోపతిష్ఠేరం మనసా తిష్ఠేరన్ మనసా మనసాదిష్ఠేరం తిష్ఠేరన్ మనసా సకోసం మనసాదిష్ఠేరం తిష్ఠేరన్ మనసాసం మనసా సకోసం మనసా మనసా సంబాధతే బాధతే సం మనసా మనసా సంబాధతే సంబాధతే బాధతే సకం సంబాధత ఉభయం ఉభయం బాధతే సకం సంబాధత ఉభయం బాధత ఉభయం ఉభయం బాధతే బాధత ఉభయం కరోతి కరోత్యుభయం బాధతే బాధత ఉభయం కరోతి ఉభయం కరోతి కరోత్యుభయం ఉభయం కరోతి బహవో బహవః కరోత్యుభయం ఉభయం కరోతి బహవః కరోతి బహవో బహవః కరోతి కరోతి బహవ ఏవైవ బహవః కరోతి కరోతి బహవ ఏవ బహవ ఏవైవ బహవో బహవ ఏవైనమేనమేవ బహవో బహవ ఏవైనం ఏవైనమేనమేవైవైనం పశవః పశవ ఏనమేవైవైనం పశవః ఏనం పశవః పశవ ఏనమేనం పశవో భుంజంతో భుంజంతః పశవ ఏనమేనం పశవో భుంజంతః పశవో భుంజంతో భుంజంతః పశవః పశవో భుంజంత ఉపోప భుంజంతః పశవః పశవో భుంజంత ఉప భుంజంత ఉపోప భుంజంతో భుంజంత ఉపతిష్టంతే తిష్టంత ఉప భుంజంతో భుంజంత ఉపతిష్టంతే ఉపతిష్టంతే తిష్టంత ఉపోపతిష్టంత ఉన్నేతర్యున్నేతరి తిష్టంత ఉపోపతిష్టంత ఉన్నేతరి తిష్టంత ఉన్నేతర్యున్నేతరి తిష్టంతే తిష్టంత ఉన్నేతర్యుపహవం ఉపహవమేతరి తిష్టంతే తిష్టంత ఉన్నేతర్యుపహవం ఉన్నేతర్యుపహవముపహవమున్నేతర్యున్నేతర్యుపహవమిచ్చంత ఇచ్చంత ఉపహవమున్నేతర్యున్నేతర్యుపహవమిచ్చంతే ఉన్నేతరీత్యుదు నేతరి ఉపహవమిచ్చంత ఇచ్చంత ఉపహవముపహవమిచ్చంతే యోయ ఇచ్చంత ఉపహవముపహవమిచ్చంతే యః ఉపహవమిత్యుపాహవం ఇచ్చంతే యోయ ఇచ్చంత ఇచ్చంతే య ఏవైవ య ఇచ్చంత ఇచ్చంతే య ఏవ య ఏవైవ యోయ ఏవ తత్ర తత్రైవ యోయ ఏవ తత్ర ఏవ తత్ర తత్రైవైవ తత్ర సోమపీఠ సోమపీఠస్తత్రైవైవ తత్ర సోమపీఠ తత్ర సోమపీఠ సోమపీఠస్తత్ర తత్ర సోమపీఠస్తందగం సోమపీఠస్తత్ర తత్ర సోమపీఠస్తం సోమపీఠస్తందగం సోమపీఠ సోమపీఠస్తమేవైవ తగం సోమపీఠ సోమపీఠస్తమేవ సోమపీఠ ఇది సోమపీఠ తమేవైవ దంతమేవైవదంతమేవా ఏవారుంధతే రుంధతే వైవైవారుంధతే అవరుంధతే రుంధతే వావరుంధత ఉత్తరవేద్యాముత్తరవేద్యాగోరుంధతే వావరుంధత ఉత్తరవేద్యాం రుంధత ఉత్తరవేద్యాముత్తరవేద్యాగోరుంధతే రుంధత ఉత్తరవేద్యాన్నిత్తరవేద్యాగోరుంధతే రుంధత ఉత్తరవేద్యాన్ని ఉత్తరవేద్యాన్నిత్తరవేద్యాముత్తరవేద్యాన్నివపతివపతిన్యుత్తరవేద్యాముత్తరవేద్యాన్నివపతి ఉత్తరవేద్యామిత్యుత్తరవేద్యాం నివపతివపతినివపతి పశవః పశవో భవతి నివపతి పశవః భవతి పశవః పశవో భవతి వపతి పశవో వై వై పశవో భవతి వపతి పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఉత్తరవేదిరుత్తరవేదిర్వై పశవః పశవో వా ఉత్తరవేదిః వా ఉత్తరవేదిరుత్తరవేదిర్వై వా ఉత్తరవేదిః పశవః పశవ ఉత్తరవేదిర్వై వా ఉత్తరవేదిః పశవః ఉత్తరవేదిః పశవః పశవ ఉత్తరవేదిరుత్తరవేదిః పశవో హారియోజనీర్హారియోజనీః పశవ ఉత్తరవేదిరుత్తరవేదిః పశవో హారియోజనీః ఉత్తరవేదిరిత్యుత్తరవేదిః పశవో హారియోజనీర్హారియోజనీః పశవః పశవో హారియోజనీః పశుషు పశుషు హారియోజనీః పశవః పశవో హారియోజనీః పశుషు హారియోజనీః పశుషు పశుషు హారియోజనీర్హారియోజనీః పశుష్వేవైవ పశుషు హారియోజనీర్హారియోజనీః పశుష్వేవ హారియోజనీరితి హారియోజనీః పశుష్వేవైవ పశుషు పశుష్వేవ పశూన్ పశూనేవ పశుషు పశుష్వేవ పశూన్ ఏవ పశూన్ పశూనేవైవ పశూన్ ప్రతి ప్రతి పశూనేవైవ పశూన్ ప్రతి పశూన్ ప్రతి ప్రతి పశూన్ పశూన్ ప్రతిష్టాపయంతి స్థాపయంతి పశుతి పశూన్ పశూన్ ప్రతిష్టాపయంతి ప్రతిష్టాపయంతి స్థాపయంతి ప్రతి ప్రతిష్టాపయంతి స్థాపయంతి స్థాపయంతి గ్రహాను వై వై గ్రహాన్ గ్రహాను వా అన్వను వై గ్రహాన్ గ్రహాను వా అను వా అన్వను వై వా అను ప్రజా ప్రజా అను వై వా అను ప్రజా అను ప్రజా ప్రజా అన్వను ప్రజా పశవః పశవః ప్రజా అన్వను ప్రజా పశవః ప్రజా పశవః పశవః ప్రజా ప్రజా పశవః ప్రశవః ప్రజా ప్రజా పశవః ప్రజవీతి ప్రజా పశవః ప్రశవః పశవః ప్రజాయంతే జాయంతే ప్రపశవః పశవః ప్రజాయంతే ప్రజాయంతే జాయంతే ప్రజాయంత ఉపాగుష్వంతర్యామో జాయంతే ప్రజాయంత ఉపాగుష్వంతర్యామో జాయంత ఉపాగుష్వంతర్యామావుపాగుష్వంతర్యామో జాయంతే జాయంత ఉపాగుష్వంతర్యామావ జావయో జావయ ఉపాగుష్వంతర్యామో జాయంతే జాయంత ఉపాగుష్వంతర్యామావ జావయః ఉపాగుష్వంతర్యామావ జావయో జావయ ఉపాగుష్వంతర్యామావుపాగుష్వంతర్యామావ జావయ శుక్రామంజనో శుక్రామంజనావ జావయ ఉపాగుష్వంతర్యామావుపాగుష్వంతర్యామావ జావయ శుక్రామంజనో ఉపాగుష్వంతర్యామావిత్యుపాగుంశో అంతర్యామౌ అజావయ శుక్రామంథనో శుక్రామంథనావ జావయో జావయ శుక్రామంథనో పురుషా పురుషా శుక్రామంథనావ జావయో జావయ శుక్రామంథనో పురుషా అజావయ ఇత్యజావయ శుక్రామంథనో పురుషా పురుషా శుక్రామంథనో శుక్రామంథనో పురుషా అదుగ్రహాన్ ఋదుగ్రహాన్ పురుషా శుక్రామంథనో శుక్రామంథనో పురుషా అదుగ్రహాన్ శుక్రామంథినావితి శుక్రామంథినో పురుషా ఋతుగ్రహాన్ ఋతుగ్రహాన్ పురుషా పురుషా ఋతుగ్రహాన్ ఏకశభా ఋతుగ్రహాన్ పురుషా పురుషా ఋతుగ్రహాన్ ఏకశభా ఋతుగ్రహాన్ ఏకశభా ఏకశభా ఋతుగ్రహాన్ ఋతుగ్రహాన్ ఏకశభా ఆదిత్యగ్రహం ఆదిత్యగ్రహం ఏకశభా ఋతుగ్రహాన్ ఋతుగ్రహాన్ ఏకశభా ఆదిత్యగ్రహం ఋతుగ్రహానిత్యుగ్రహాన్ ఏకశభా ఆదిత్యగ్రహమాదిత్యగ్రహమేకశభా ఏకశభా ఆదిత్యగ్రహం గావో గావ ఆదిత్యగ్రహమేకశభా ఏకశభా ఆదిత్యగ్రహం గావ ఏకశభా ఇత్యేకశభ ఆదిత్యగ్రహం గావో గావ ఆదిత్యగ్రహమాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహో గావ ఆదిత్యగ్రహమాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహమిత్యాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహో గావో గావ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిర్భూయిష్ఠాభిరాదిత్యగ్రహో గావో గావ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభి ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిర్భూయిష్ఠాభిరాదిత్యగ్రహ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిరుగ్భిరుగ్భిర్భూయిష్ఠాభిరాదిత్యగ్రహ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిరుగ్భి ఆదిత్యగ్రహ ఇత్యాదిత్యగ్రహ భూయిష్ఠాభిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భిర్భి గావస్తస్మాత్తస్మాద్గావః పశూనాం గావః పశూనాం పశూనాం గావో గావః పశూనాం భూయిష్ఠా భూయిష్ఠాః పశూనాం గావో గావః పశూనాం భూయిష్ఠాః పశూనాం భూయిష్ఠా భూయిష్ఠాః పశూనాం పశూనాం భూయిష్ఠా యద్యద్ భూయిష్ఠాః పశూనాం పశూనాం భూయిష్ఠా యద్ భూయిష్ఠా యద్యద్ భూయిష్ఠా భూయిష్ఠా యత్ర స్త్రీర్యద్ భూయిష్ఠా భూయిష్ఠా యత్రిః యత్ర స్త్రీర్యద్యత్రిరుపాగుంషముపాగుంషం త్రిర్యద్యత్రిరుపాగుంషం త్రిరుపాగుంషముపాగుంషం త్రిస్త్రిరుపాగుంషకు హస్తేన హస్తేనోపాగుంషం త్రిస్త్రిరుపాగుంషకు హస్తేన ఉపాగుంషకు హస్తేన హస్తేనోపాగుంషముపాగుంషకు హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాతి హస్తేనోపాగుంషముపాగుంషకు హస్తేన విగృహ్ణాతి ఉపాగుంషమిత్యుపా అగుంషం హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాతి హస్తేన హస్తేన విగృహ్ణాతి తస్మాత్ తస్మాద్ విగృహ్ణాతి హస్తేన హస్తేన విగృహ్ణాతి తస్మాద్ విగృహ్ణాతి తస్మాత్ తస్మాద్ విగృహ్ణాతి విగృహ్ణాతి తస్మాద్వౌ ద్వౌ తస్మాద్ విగృహ్ణాతి విగృహ్ణాతి తస్మాద్వౌ విగృహ్ణాదీతి విగృహ్ణాతి తస్మాద్వౌ ద్వౌ తస్మాత్ తస్మాద్వౌ త్రీకు స్త్రీన్ ద్వౌ తస్మాత్ తస్మాద్వౌ త్రీన్ ద్వౌ త్రీకు స్త్రీన్ ద్వౌ ద్వౌ త్రీన జాత్రీన్ ద్వౌ ద్వౌ త్రీన త్రీన జాత్రీకు స్త్రీన జనయతి జనయత్య జాత్రీకు స్త్రీన జనయతి అజా జనయత్ జనయత్యజాజా జనయత్యథాథ జనయత్యజాజా జనయత్యథ జనయత్యథాథ జనయతి జనయత్యథా వయో వయోథ జనయతి జనయత్యథావయ అథా వయో వయోథాథావయో భూయసేర్భూయసేరవయోథాథావయో భూయసీ అవయో భూయసేర్భూయసేరవయోవయో భూయసే పితా పితా భూయసేరవయోవయో భూయసే పితా భూయసే పితా పితా భూయసేర్భూయసే పితా వై వై పితా భూయసేర్భూయసే పితా వై పితా వై వై పితా పితా వా ఏష ఏష వై పితా పితా వా ఏష వా ఏష ఏష వై వా ఏష యద్ ఏష వై వా ఏష యద్ ఏషయ్యదేశ ఏషయ్రేణ ఆగ్రేణో యేష ఏషయత ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ పుత్ర పుత్ర ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ పుత్ర ఆగ్రేణ పుత్ర పుత్ర ఆగ్రేణ ఆగ్రేణ పుత్ర కలశ కలశ పుత్ర ఆగ్రేణ ఆగ్రేణ పుత్ర కలశ పుత్ర కలశ కలశ పుత్ర పుత్ర కలశోయద్యత్ కలశ పుత్ర పుత్ర కలశోయత్ కలశోయద్యత్ కలశ కలశోయత ఆగ్రేణ ఆగ్రేణో యత్ కలశ కలశోయత ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ ఉపదస్యేదుపదస్యేదాగ్రేణో యద్యదా ఆగ్రేణ ఉపదస్యేద్ ఆగ్రేణ ఉపదస్యేదుపదస్యేదాగ్రేణ ఆగ్రేణ ఉపదస్యేత్ కలశ ఆత్ కలశాదుపదస్యేదాగ్రేణ ఆగ్రేణ ఉపదస్యేత్ కలశ ఆద్ ఉపదస్యేత్ కలశ ఆత్ కలశాదుపదస్యేదుపదస్యేత్ కలశ ఆద్ గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ కలశాదుపదస్యేదుపదస్యేత్ కలశ ఆద్ గృహ్ణీయాత్ ఉపదస్యేదిత్యుపాదస్యేద్ కలశ ఆద్ గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ కలశ ఆత్ కలశ ఆద్ గృహ్ణీయాత్ యథాయథా గృహ్ణీయాత్ కలశ ఆత్ కలశ ఆద్ గృహ్ణీయాత్ యథా గృహ్ణీయాత్ యథా యథా గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ యథా పితా పితా యథా గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ యథా పితా యథా పితా పితా యథా యథా పితా పుత్రం పుత్రం పితా యథా యథా పితా పుత్రం పితా పుత్రం పుత్రం పితా పితా పుత్రం క్షితః క్షితః పుత్రం పితా పితా పుత్రం క్షితః పుత్రం క్షితః క్షితః పుత్రం పుత్రం క్షిత ఉపధావత్యుపధావతి క్షితః పుత్రం పుత్రం క్షిత ఉపధావతి క్షిత ఉపధావత్యుపధావతి క్షితః క్షిత ఉపధావతి తాదృక్ తాదృగుపధావతి క్షితః క్షిత ఉపధావతి తాదృగ ఉపధావతి తాదృక్ తాదృగుపధావత్యుపధావతి తాదృగేవైవ తాదృగుపధావత్యుపధావతి తాదృగేవ ఉపధావతీత్యుపధావతి తాదృగేవైవ తాదృక్ తాదృగేవ దత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ దత్తదేవైవ తద్యద్యత్తదేవైవ తద్యత్ తద్యద్యత్తద్యత్ కలశ కలశో యత్తద్యత్ కలశ యత్ కలశ కలశో యద్యత్ కలశ ఉపదస్యేదుపదస్యేత్ కలశో యద్యత్ కలశ ఉపదస్యేత్ కలశ ఉపదస్యేదుపదస్యేత్ కలశ కలశ ఉపదస్యేదాగ్రేణాదా ఆగ్రేణాదుపదస్యేత్ కలశ కలశ ఉపదస్యేదాగ్రేణాద్ ఉపదస్యేదాగ్రేణాదా ఆగ్రేణాదుపదస్యేదుపదస్యేదాగ్రేణాద్ గృహ్ణీయాద్ గృహ్ణీయాదాగ్రేణాదుపదస్యేదుపదస్యేదాగ్రేణాద్ గృహ్ణీయాద్ ఉపదస్యేదిత్యుపాదస్యేద్ ఆగ్రేణాద్ గృహ్ణీయాద్ గృహ్ణీయాదాగ్రేణాదా ఆగ్రేణాద్ గృహ్ణీయాద్యథాయథా గృహ్ణీయాదాగ్రేణాదా ఆగ్రేణాద్ గృహ్ణీయాద్యథా గృహ్ణీయాద్యథాయథా గృహ్ణీయాద్ గృహ్ణీయాద్యథా పుత్రః పుత్రో యథా గృహ్ణీయాద్ గృహ్ణీయాద్యథా పుత్రః యథా పుత్రః పుత్రో యథా యథా పుత్రః పితరం పితరం పుత్రో యథా యథా పుత్రః పితరం పుత్రః పితరం పితరం పుత్రః పుత్రః పితరం క్షితః క్షితః పితరం పుత్రః పుత్రః పితరం క్షితః పితరం క్షితః క్షితః పితరం పితరం క్షిత ఉపధావత్యుపధావతి క్షితః పితరం పితరం క్షిత ఉపధావతి క్షిత ఉపధావత్యుపధావతి క్షితః క్షిత ఉపధావతి తాదృక్ తాదృగుపధావతి క్షితః క్షిత ఉపధావతి తాదృగ ఉపధావతి తాదృక్ తాదృగుపధావత్యుపధావతి తాదృగేవైవ తాదృగుపధావత్యుపధావతి తాదృగేవ ఉపధావతీత్యుపాధావతి తాదృగేవైవ తాదృక్ తాదృగేవ దత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ దత్తదేవైవ తదాత్మాత్మా తదేవైవ తదాత్మా తదాత్మాత్మా దత్తదాత్మా వైవ ఆత్మా దత్తదాత్మా వై ఆత్మా వైవ ఆత్మాత్మా వా ఏష ఏష వా ఆత్మాత్మా వా ఏష వా ఏష ఏష వైవ ఏష యజ్ఞస్య యజ్ఞస్యైష వైవ ఏష యజ్ఞస్య ఏష యజ్ఞస్య యజ్ఞస్యైష ఏష యజ్ఞస్య యద్యజ్ఞస్యైష ఏష యజ్ఞస్యయద్ యజ్ఞస్య యద్యజ్ఞస్య యజ్ఞస్యయదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యజ్ఞస్య యజ్ఞస్యయదా ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యజ్జ ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణ ఆగ్రేణో యద్గ్రహో గ్రహో యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్గ్రహ యద్గ్రహో గ్రహో యజ్జగ్రహో వాగ్రహో యజ్జగ్రహో వా గ్రహో వాగ్రహో గ్రహో వా కలశ కలశో వాగ్రహో గ్రహో వా కలశ వా కలశ కలశో వా కలశో వా కలశో వా కలశో వా కలశో వా కలశ కలశో గోపదస్యేదుపదస్యేద్వా కలశ కలశో గోపదస్యేద్ గోపదస్యేదుపదస్యేద్వా గోపదస్యేదాగ్రేణాదా ఆగ్రేణాదుపదస్యేద్వా గోపదస్యేదాగ్రేణాద్ ఉపదస్యేదాగ్రేణాదా ఆగ్రేణాదుపదస్యేదుపదస్యేదాగ్రేణాద్ గృహ్ణీయాద్ గృహ్ణీయాదాగ్రేణాదుపదస్యేదుపదస్యేదాగ్రేణాద్ గృహ్ణీయాద్ ఉపదస్యేదిత్యుపాదస్యేద్ ఆగ్రేణాద్ గృహ్ణీయాద్ గృహ్ణీయాదాగ్రేణాదా ఆగ్రేణాద్ గృహ్ణీయాదాత్మన ఆత్మనో గృహ్ణీయాదాగ్రేణాదా ఆగ్రేణాద్ గృహ్ణీయాదాత్మన గృహీయాదాత్మన ఆత్మనో గృహీయాత్ గృహీయాదాత్మన ఏవైవాత్మనో గృహీయాత్ గృహీయాదాత్మన ఏవ ఆత్మన ఏవైవాత్మన ఆత్మన ఏవాధ్యధ్యేవాత్మన ఆత్మన ఏవాధి ఏవాధ్యధ్యేవైవాధి యజ్ఞం యజ్ఞమధ్యేవైవాధి యజ్ఞం అది యజ్ఞం యజ్ఞమధ్యది యజ్ఞం నిర్నిర్యజ్ఞమధ్యది యజ్ఞన్ని యజ్ఞం నిర్నిర్యజ్ఞం యజ్ఞం నిష్కరోతి కరోతి నిర్యజ్ఞం యజ్ఞం నిష్కరోతి నిష్కరోతి కరోతి నిర్నిష్కరోత్య విజ్ఞాతో విజ్ఞాత కరోతి నిర్నిష్కరోత్య విజ్ఞాత కరోత్య విజ్ఞాతో విజ్ఞాత కరోతి కరోత్య విజ్ఞాతో వై వా అవిజ్ఞాత కరోతి కరోత్య విజ్ఞాతో వై అవిజ్ఞాతో వై వా అవిజ్ఞాతో విజ్ఞాతో వా ఏష ఏష వా అవిజ్ఞాతో విజ్ఞాతో వా ఏష అవిజ్ఞాత ఇత్యవిజ్ఞాత వా ఏష ఏష వై వా ఏష గృహ్యతే గృహ్యత ఏష వై వా ఏష గృహ్యతే ఏష గృహ్యతే గృహ్యత ఏష ఏష గృహ్యతే యద్యగృహ్యత ఏష ఏష గృహ్యతే గృహ్యతే యద్యగృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ స్థాల్యా స్థాల్యాగ్రేణో యద్యదా ఆగ్రేణ స్థాల్యా ఆగ్రేణ స్థాల్యా స్థాల్యాగ్రేణ ఆగ్రేణ స్థాల్యా గృహ్ణాతి గృహ్ణాది స్థాల్యాగ్రేణ ఆగ్రేణ స్థాల్యా గృహ్ణాది స్థాల్యా గృహ్ణాది గృహ్ణాది స్థాల్యా స్థాల్యా గృహ్ణాది వాయుద్యేన వాయుద్యేన గృహ్ణాది స్థాల్యా స్థాల్యా గృహ్ణాది వాయుద్యేన గృహ్ణాది వాయుద్యేన వాయుద్యేన గృహ్ణాది గృహ్ణాది వాయుద్యేన జుహోతి జుహోతి వాయుద్యేన గృహ్ణాది గృహ్ణాది వాయుద్యేన జుహోతి వాయుద్యేన జుహోతి జుహోతి వాయుద్యేన వాయుద్యేన జుహోతి తస్మాత్ తస్మాత్ జుహోతి వాయుద్యేన వాయుద్యేన జుహోతి తస్మాత్ జుహోతి తస్మాత్ తస్మాత్ జుహోతి జుహోతి తస్మాత్ గర్భేణ గర్భేణ తస్మాత్ జుహోతి జుహోతి తస్మాత్ గర్భేణ తస్మాత్ గర్భేణ గర్భేణ తస్మాత్ తస్మాత్ గర్భేణ విజ్ఞాతేన విజ్ఞాతేన గర్భేణ తస్మాత్ తస్మాత్ గర్భేణ విజ్ఞాతేన గర్భేణ విజ్ఞాతేన విజ్ఞాతేన గర్భేణ గర్భేణ విజ్ఞాతేన బ్రహ్మ బ్రహ్మ విజ్ఞాతేన గర్భేణ గర్భేణ విజ్ఞాతేన బ్రహ్మ అవిజ్ఞాతేన బ్రహ్మ బ్రహ్మ విజ్ఞాతేన విజ్ఞాతేన బ్రహ్మ వృథమవృతం బ్రహ్మ విజ్ఞాతేన విజ్ఞాతేన బ్రహ్మవృతం అవిజ్ఞాతేనేత్యవిజ్ఞాతేన బ్రహ్మవృథమవృతం బ్రహ్మ బ్రహ్మవృథమవృతం బ్రహ్మ బ్రహ్మవృథమవ బ్రహ్మేతి బ్రహ్మ అవభృతమవృతమవయంతి అవభృతమివృతం అవయంతి వావయంతి పరాపరాయంతి పరా ఎంతి పరాపరాయంతి ఎంతి పరా స్థాళీ స్థాళీ పరాయంతి ఎంతి పరా స్థాళీ పరా స్థాళీ స్థాళీ పరాపరా స్థాళీరస్యంత్యస్యంతి స్థాళీ పరాపరా స్థాళీరస్యంతి స్థాళీరస్యంత్యస్యంతి స్థాళీ స్థాళీరస్యంచుదురస్యంతి స్థాళీ స్థాళీరస్యంచుదు అస్యంచుదురస్యంత్యస్యంచుద్వాయవ్యాని వాయవ్యాన్యురస్యంత్యస్యంచుద్వాయవ్యాని ఉద్వాయవ్యాని వాయవ్యాన్యురుద్వాయవ్యాని హరంతి హరంతి వాయవ్యాన్యురుద్వాయవ్యాని హరంతి వాయవ్యాని హరంతి హరంతి వాయవ్యాని వాయవ్యాని హరంతి తస్మాత్ తస్మాద్ధరంతి వాయవ్యాని వాయవ్యాని హరంతి తస్మాత్ హరంతి తస్మాత్ తస్మాద్ధరంతి హరంతి తస్మాత్ స్త్రియగ్ స్త్రియం తస్మాద్ధరంతి హరంతి తస్మాత్ స్త్రియం తస్మాత్ స్త్రియగ్ స్త్రియం తస్మాత్ తస్మాత్ స్త్రీం జాతాం జాతా స్త్రియం తస్మాత్ తస్మాత్ స్త్రీం జాతాం స్త్రీం జాతాం జాతా స్త్రియగ్ స్త్రియం జాతాం పరాపరా జాతా స్త్రియగ్ స్త్రియం జాతాం పరా జాతాం పరాపరా జాతాం జాతాం పరా ఆస్యంత్యస్యంతి పరా జాతాం జాతాం పరా ఆస్యంతి పరా ఆస్యంత్యస్యంతి పరాపరా ఆస్యంచుదురస్యంతి పరాపరా ఆస్యంచుదు అస్యంచుదురస్యంత్యస్యంచుత్పమాగుంసంపుమాగుం సముదస్యంత్యస్యంచుత్పమాగుంసం ఉత్పమాగుం సంపమాగుం సముదత్పమాగుం సగుం హరంతి హరంతి పుమాగుం సముదత్పమాగుం సగుం హరంతి పుమాగుం సగుం హరంతి హరంతి పుమాగుం సంపుమాగుం సగుం హరంతి యద్ధరంతి పుమాగుం సంపుమాగుం సగుం హరంతి యత్ హరంతి యద్ధరంతి హరంతి యత్పురోరుచం పురోరుచం యద్ధరంతి హరంతి యత్పురోరుచం యత్పురోరుచం పురోరుచం యద్యత్పురోరుచమాహ పురోరుచం యద్యత్పురోరుచమాహ పురోరుచమాహ పురోరుచం పురోరుచమాహ యథాయథా పురోరుచం పురోరుచమాహ యథా పురోరుచమితి పురః రుచం ఆహ యథాయథా యథావస్యసే వస్యసే యథాహ యథావస్యసే యథావస్యసే వస్యసే యథాయథావస్యస ఆహరత్యాహరతి వస్యసే యథాయథావస్యస ఆహరతి వస్యస ఆహరత్యాహరతి వస్యసే వస్యస ఆహరతి తాదృక్ తాదృగాహరతి వస్యసే వస్యస ఆహరతి తాదృగ్ ఆహరతి తాదృక్ తాదృగాహరత్యాహరతి తాదృగేవైవ తాదృగాహరత్యాహరతి తాదృగేవ ఆహరతీత్యాహరతి తాదృగేవైవ తాదృక్ తాదృగేవ దత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ దత్తదేవైవ దద్యద్యత్తదేవైవ దద్యత్ యద్యద్యత్తద్యద్గ్రహం గ్రహం యత్తద్యద్గ్రహం యద్గ్రహం గ్రహం యద్యగ్రహం గృహ్ణాతి గృహ్ణాతి గ్రహం యద్యగ్రహం గృహ్ణాతి గ్రహం గృహ్ణాతి గృహ్ణాతి గ్రహం గ్రహం గృహ్ణాతి యథా గృహ్ణాతి గ్రహం గ్రహం గృహ్ణాతి యథా గృహ్ణాతి యథా గృహ్ణాతి గృహ్ణాతి యథావశ్యసే వశ్యసే యథా గృహ్ణాతి గృహ్ణాతి యథావశ్యసే యథావశ్యసే వశ్యసే యథా యథావశ్యస ఆహృత్యాహృత్యవశ్యసే యథా యథావశ్యస ఆహృత్య అస్య స ఆహృత్యాహృత్యవస్య సేవస్య స ఆహృత్య ప్రప్రాహృత్యవస్య సేవస్య స ఆహృత్య ప్రా ఆహృత్య ప్రప్రాహృత్యాహృత్య ప్రాహ ప్రాహృత్యాహృత్య ప్రాహ ఆహృత్యేత్యాహృత్య ప్రాహ ప్రప్రాహ తాదృక్తాదృగా ప్రప్రాహ తాదృగ ఆహ తాదృక్తాదృగా తాదృగేవైవ తాదృగా తాదృగేవ తాదృగేవైవ తాదృక్తాదృగేవ దత్తదేవ తాదృక్తాదృగేవ దత్ ఏవ దత్తదేవైవ తద్యద్యత్తదేవైవ దద్యత్ సాధయతి సాధయతి యత్ సాధయతి యథా సాధయతి యత్ సాధయతి యథా సాధయతి యథా యథా సాధయతి సాధయతి యథావస్య సేవస్య సే యథా సాధయతి సాధయతి యథావస్య సే యథావస్య సేవస్య సే యథా యథావస్య స ఉపనిధాయోపనిధాయవస్య సే యథా యథావస్య స ఉపనిధాయ వస్య స ఉపనిధాయోపనిధాయవస్య సేవస్య స ఉపనిధాయ వక్రామత్య వక్రామత్యుపనిధాయవస్య సేవస్య స ఉపనిధాయ వక్రామతి ఉపనిధాయ వక్రామత్య వక్రామత్యుపనిధాయోపనిధాయ వక్రామతి తాదృక్ తాదృగ వక్రామత్యుపనిధాయోపనిధాయ వక్రామతి తాదృగ ఉపనిధాయేత్యుపనిధాయ అవక్రామతి తాదృక్ తాదృగ వక్రామత్య వక్రామతి తాదృగేవైవ తాదృగ వక్రామత్య వక్రామతి తాదృగేవ అవక్రామతీత్యపాక్రామతి తాదృగేవైవ తాదృక్ తాదృగేవ దత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ దత్తదేవైవ దద్యద్యత్తదేవైవ దద్యత్ తద్యద్యత్తద్యద్వై వై యత్తద్యద్వై యద్వై వై యద్యద్వై యజ్ఞస్య యజ్ఞస్య వై యద్యద్వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య సామ్నా సామ్నా యజ్ఞస్య వై వై యజ్ఞస్య సామ్నా యజ్ఞస్య సామ్నా సామ్నా యజ్ఞస్య యజ్ఞస్య సామ్నా యజుషా యజుషా సామ్నా యజ్ఞస్య యజ్ఞస్య సామ్నా యజుషా సామ్నా యజుషా యజుషా సామ్నా సామ్నా యజుషా క్రియతే క్రియతే యజుషా సామ్నా సామ్నా యజుషా క్రియతే యజుషా క్రియతే క్రియతే యజుషా యజుషా క్రియతే శిథిలకం శిథిలం క్రియతే యజుషా యజుషా క్రియతే శిథిలం క్రియతే శిథిలకం శిథిలం క్రియతే క్రియతే శిథిలం తత్తచ్చిథిలం క్రియతే క్రియతే శిథిలం తత్ శిథిలం తత్తచ్చిథిలకం శిథిలం తద్యద్యత్తచ్చిథిలకం శిథిలం తద్యత్ తద్యద్యత్తద్యదృజత్యాయత్తద్యదృజా యదృజచ్చాయ్యదృజాతృజాయ్యదృజాతృజచ్చాదృఢం దృఢం తదృజచ్చాదృఢం తదృఢం దృఢం దృఢం పురస్తాదపయామా పురస్తాదపయామా దృఢం దృఢం పురస్తాదపయామా దృఢం పురస్తాదపయామా పురస్తాదపయామా దృఢం దృఢం పురస్తాదపయామా యజుషా యజుషా పురస్తాదపయామా దృఢం దృఢం పురస్తాదపయామా యజుషా పురస్తాదపయామా యజుషా యజుషా పురస్తాదపయామాః పురస్తాదపయామా యజుషా గృహ్యంతే గృహ్యంతే యజుషా పురస్తాదపయామాః పురస్తాదపయామా యజుషా గృహ్యంతే పురస్తాదపయామా ఇది పురస్తాదపయామాః యజుషా గృహ్యంతే గృహ్యంతే యజుషా యజుషా గృహ్యంత ఉపరిష్టాదపయామా ఉపరిష్టాదపయామా గృహ్యంతే యజుషా యజుషా గృహ్యంత ఉపరిష్టాదపయామాః గృహ్యంత ఉపరిష్టాదపయామా ఉపరిష్టాదపయామా గృహ్యంతే గృహ్యంత ఉపరిష్టాదపయామా అచర్చోపరిష్టాదపయామా గృహ్యంతే గృహ్యంత ఉపరిష్టాదపయామా అచ ఉపరిష్టాదపయామా అచర్చోపరిష్టాదపయామా ఉపరిష్టాదపయామా అచ యజ్ఞస్య యజ్ఞస్యర్చోపరిష్టాదపయామా ఉపరిష్టాదపయామా అచ యజ్ఞస్య ఉపరిష్టాదపయామా ఇత్యుపరిష్టాదపయామా అర్చాయజ్ఞస్య యజ్ఞస్య చర్చా యజ్ఞస్య ధృత్యై ధృత్యై యజ్ఞస్య చర్చా యజ్ఞస్య ధృత్యై యజ్ఞస్య ధృత్యై ధృత్యై యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా ఇది ధృత్యై గ్రహాణ్యాన్యన్యాని ప్రప్రాణ్యాని పాత్రాణి పాత్రాణ్యన్యాని ప్రప్రాణ్యాని పాత్రాణి అన్యాని పాత్రాణి పాత్రాణ్యన్యాన్యన్యాని పాత్రాణి యుజ్యంతే యుజ్యంతే పాత్రాణ్యన్యాన్యన్యాని పాత్రాణి యుజ్యంతే పాత్రాణి యుజ్యంతే యుజ్యంతే పాత్రాణి యుజ్యంతే నన యుజ్యంతే పాత్రాణి యుజ్యంతేన యుజ్యంతే నన యుజ్యంతే యుజ్యంతే నాన్యాన్యన్యాని యుజ్యంతే యుజ్యంతే నాన్యాని నాన్యాన్యన్యాని నాన్యాని యాని యాన్యన్యాని నాన్యాని యాని అన్యాని యాని యాన్యన్యాన్యన్యాని యాని ప్రాచీనాని ప్రాచీనాని యాన్యన్యాన్యన్యాని యాని ప్రాచీనాని యాని పరాచీనాని పరాచీనాలు యాని యాని పరాచీనాలు ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పరాచీనాలు యాని యాని పరాచీనాలు ప్రయుజ్యంతే ప్రాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే ప్రాచీనాని ప్రాచీనాని ప్రయుజ్యంతే మమం ప్రయుజ్యంతే ప్రాచీనాని ప్రాచీనాని ప్రయుజ్యంతే మమం ప్రయుజ్యంతే మమం ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే మమేవ ఇవామం ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే మమేవ ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే అముమేవ ఇవాము మమేవ తైస్తైరేవాము మమేవ తై ఏవతైస్తైరేవైవతైర్లోకం లోకం తైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకమభ్యభిలోకం తైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిదేత్యభిలోకం లోకమభిదేతి అభిదేత్యభ్యభిదేతి పరాంగేత్యభ్యభిదేతి పరాంగ జైతి పరాంగేతి జైతి పరాంగి వేవ పరాంగేతి జైతి పరాంగివ పరాంగి వేవ పరాంగిమ పరాంగిమ ఇవ హీమే వహ్యసావసౌ హీమే వహ్యసౌ హ్యసావసౌ హిష్యసౌ లోకో లోకోసౌ హిష్యసౌ లోక అసౌ లోకో లోకోసావసౌ లోకో యాని యాని లోకోసావసౌ లోకో యాని లోకో యాని యాని లోకో లోకో యాని పునః పునర్యాని లోకో లోకో యాని పునః యాని పునః పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంత ఇమమిమం ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంత ఇమం ప్రయుజ్యంత ఇమమిమం ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇమమేవ ఇవేమం ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇమమేవ ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే ఇమమేవ ఇవేమమిమమేవ తైస్తైరేవేమమిమమేవ తై ఏవతైస్తైరేవైవతైర్లోకం లోకం తైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకమభ్యభిలోకం తైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజేతిజేత్యభిలోకం లోకమభిజేతి అభిజేతి జయత్యభ్యభిజేతి పునః పునః పునః పునర్జయత్యభ్యభిజేతి పునః పునః జయతి పునః పునః పునః పునర్జయతి జయతి పునః పునరివేవ పునః పునర్జయతి జయతి పునః పునరివ పునః పునరివేవ పునః పునః పునః పునరివ హివ పునః పునః పునః పునరివ హి పునః పునరిది పునః పునః ఇవ హివే వహ్యయమయగో హివే వహ్యయం హ్యయమయగో హిష్యయం లోకో లోకోయగో హిష్యయం లోక అయం లోకో లోకోయమయం లోక ప్రప్రలోకోయమయం లోక ప్రలోక ప్రప్రలోకో లోక ప్రాణ్యాన్యన్యాని ప్రలోకో లోక ప్రాణ్యాని ప్రాణ్యాన్యన్యాని ప్రప్రాణ్యాని పాత్రాణి పాత్రాణ్యన్యాని ప్రప్రాణ్యాని పాత్రాణి అన్యాని పాత్రాణి పాత్రాణ్యన్యాన్యన్యాని పాత్రాణి యుజ్యంతే యుజ్యంతే పాత్రాణ్యన్యాన్యన్యాని పాత్రాణి యుజ్యంతే పాత్రాణి యుజ్యంతే యుజ్యంతే పాత్రాణి పాత్రాణి యుజ్యంతేన యుజ్యంతే పాత్రాణి పాత్రాణి యుజ్యంతేన యుజ్యంతేన యుజ్యంతే యుజ్యంతేనాన్యాన్యన్యాని యుజ్యంతే యుజ్యంతేనాన్యాని నాన్యాన్యన్యాని నాన్యాని యాని యాన్యన్యాని నాన్యాని యాని అన్యాని యాని యాన్యన్యాన్యన్యాని యాని పరాచీనాని పరాచీనాని యాన్యన్యాన్యన్యాని యాని పరాచీనాని యాని పరాచీనాని పరాచీనాని యాని యాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పరాచీనాని యాని యాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే దాని దాని ప్రయుజ్యంతే పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే దాని ప్రయుజ్యంతే తాని దాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యన్మను తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యను ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యన్మను తాని తాన్యన్వోషధయ ఓషధయోను తాని తాన్యన్వోషధయ అన్వోషధయ ఓషధయోన్వన్వోషధయ పరాపరౌషధయోన్వన్వోషధయ పరా ఓషధయ పరాపరౌషధయ ఓషధయ పరా భవంతి భవంతి పరౌషధయ ఓషధయ పరా భవంతి పరా భవంతి భవంతి పరాపరా భవంతి యాని యాని భవంతి పరాపరా భవంతి యాని భవంతి యాని యాని భవంతి భవంతి యాని పునః పునర్యాని భవంతి భవంతి యాని పునః యాని పునః పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యన్వన తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యను ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యన్వను తాని తాన్యన్వోషధయ ఓషధయోను తాని తాన్యన్వోషధయ అన్వోషధయ ఓషధయోన్వన్వోషధయ పునః పునరోషధయోన్వన్వోషధయ పునః ఓషధయ పునః పునరోషధయ ఓషధయ పునరా పునరోషధయ ఓషధయ పునరా పునరా పునః పునరా భవంతి భవంత్యా పునః పునరా భవంతి

తదుపాగుష్వంతర్యామయోరుపాగుష్వంతర్యామయోస్తత్తదుపాగుష్వంతర్యామయోర్యద్యుదుపాగుష్వంతర్యామయోర్యద్యుదుపాగుష్వంతర్యామయోర్యదుపాగుష్వంతర్యామయోర్యద్యుదుపాగుష్వంతర్యామయోరుపాగుష్వంతర్యామయోర్యదచ్చైరచ్చైర్యుదుపాగుష్వంతర్యామయోరుపాగుష్వంతర్యామయోర్యదచ్చైః గ్రహాణామేతదేతద్గ్రహాణాం గ్రహాణామేతద్వైవా ఏతద్గ్రహాణాం గ్రహాణామేతద్వై ఏతద్వైవా ఏతదేతద్వై గ్రహాణాం గ్రహాణాం వా ఏతదేతద్వై గ్రహాణాం వై గ్రహాణాం గ్రహాణాం వై గ్రహాణాం నిదానం నిదానం గ్రహాణాం వై గ్రహాణాం నిదానం గ్రహాణాం నిదానం గ్రహాణాం గ్రహాణాం నిదానయ్యోయో నిదానం గ్రహాణాం గ్రహాణాం నిదానయ్య నిదానయ్యోయో నిదానం నిదానయ్య ఏవమేవయ్యో నిదానం నిదానయ్య ఏవం నిదానమితి నిదానం ఏవమేవయ్యోయ ఏవం వేదవేయోయ ఏవం వేదవేయోయ ఏవం వ వేదైవం యోజ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేద నిదానవాన్ నిదానవాను వేదైవమేవం వేద నిదానవాన్ వేద నిదానవాన్ నిదానవాను వేద వేద నిదానవాన్ భవతి భవతి నిదానవాను వేద వేద నిదానవాన్ భవతి నిదానవాన్ భవతి భవతి నిదానవాన్ నిదానవాన్ భవతి యో యో భవతి నిదానవాన్ నిదానవాన్ భవతి యః నిదానవానితి నిదానవాన్ భవతి యో యో భవతి భవతి యో వై వై యో భవతి భవతి యో వై యో వై వై యో యో వై గ్రహాణాం గ్రహాణాం వై యో యో వై గ్రహాణాం వై గ్రహాణాం గ్రహాణాం వై వై గ్రహాణాం మిథునం మిథునం గ్రహాణాం వై వై గ్రహాణాం మిథునం గ్రహాణాం మిథునం మిథునం గ్రహాణాం గ్రహాణాం మిథునం వేద వేద మిథునం గ్రహాణాం గ్రహాణాం మిథునం వేద మిథునం వేద వేద మిథునం మిథునం వేద ప్రవేద మిథునం మిథునం వేద ప్ర వేద ప్రవేద వేద ప్రజయా ప్రజయా ప్రవేద వేద ప్రజయా ప్రజయా ప్రజయా ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్మిథనైర్మిథనైః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్మిథనైః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథనైర్మిథనైః పశుభిః పశుభిర్మిథనైర్జాయతే జాయతే మిథనైః పశుభిః పశుభిర్మిథనైర్జాయతే పశుభిరితి పశుభిః మిథనైర్జాయతే జాయతే మిథనైర్మిథనైర్జాయతే స్థాలీభిః స్థాలీభిర్జాయతే మిథనైర్మిథనైర్జాయతే స్థాలీభిః జాయతే స్థాలీభిః స్థాలీభిర్జాయతే జాయతే స్థాలీభిరన్యే స్థాలీభిర్జాయతే జాయతే స్థాలీభిరన్యే స్థాలీభిరన్యే స్థాలీభిః స్థాలీభిరన్యే గ్రహాగ్రహ అన్యే స్థాలీభిః స్థాలీభిరన్యే గ్రహాః అన్యే గ్రహ గ్రహ అన్యే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ అన్యే గ్రహ గృహ్యంతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే వాయవ్యైర్వాయవ్యైర్గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే వాయవ్యైః గృహ్యంతే వాయవ్యైర్వాయవ్యైర్గృహ్యంతే గృహ్యంతే వాయవ్యైరన్యే వాయవ్యైర్గృహ్యంతే గృహ్యంతే వాయవ్యైరన్యే వాయవ్యైరన్యే వాయవ్యైర్వాయవ్యైరన్య ఏతదేతదన్యే వాయవ్యైర్వాయవ్యైరన్య ఏతద్ అన్య ఏతదేతదన్యేన్య ఏతద్వై వా ఏతదన్యేన్య ఏతద్వై ఏతద్వై వా ఏతదేతద్వై గ్రహాణాం గ్రహాణాం వా ఏతదేతద్వై గ్రహాణాం వై గ్రహాణాం గ్రహాణాం వై వై గ్రహాణాం మిథునం మిథునం గ్రహాణాం వై వై గ్రహాణాం మిథునం గ్రహాణాం మిథునం మిథునం గ్రహాణాం గ్రహాణాం మిథునం యో యో మిథునం గ్రహాణాం గ్రహాణాం మిథునయ మిథునం యో యో మిథునం మిథునయ ఏవమేవం యో మిథునం మిథునయ ఏవం య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద ప్రవేదైవమేవం వేద ప్ర వేద ప్రవేద వేద ప్రజయా ప్రజయా ప్రవేద వేద ప్రజయా ప్రజయా ప్రజయా ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్మిథనైర్మిథనైః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్మిథనైః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథనైర్మిథనైః పశుభిః పశుభిర్మిథనైర్జాయతే జాయతే మిథనైః పశుభిః పశుభిర్మిథనైర్జాయతే పశుభిరితి పశుభిః మిథనైర్జాయతే జాయతే మిథనైర్మిథనైర్జాయత ఇంద్ర ఇంద్రో జాయతే మిథనైర్మిథనైర్జాయత ఇంద్ర జాయత ఇంద్ర ఇంద్రో జాయతే జాయత ఇంద్ర స్పష్ట స్పష్టరింద్రో జాయతే జాయత ఇంద్ర స్పష్టు ఇంద్రస్త్వష్టరింద్ర ఇంద్రస్త్వష్ట సోమగో సోమం త్వష్టరింద్ర ఇంద్రస్త్వష్ట సోమం త్వష్ట సోమగో సోమం త్వష్టస్త్వష్ట సోమమభీష భీష సోమం త్వష్టస్త్వష్ట సోమమభీష సోమమభీష భీష సోమగో సోమమభీష పిబద పిబద భీష సోమగో సోమమభీష పిబద అభీష పిబద పిబద భీష భీష పిబత్సో పిబద భీష పిబత్స అభీషేత్యభీస అభివత్సో పిబద పిబత్స విశ్వమ విశ్వం పిబద పిబత్స విశ్వం స విశ్వమ విశ్వం సద విశ్వము విశ్వం సద విశ్వము విశ్వను విశ్వను విశ్వం వ్యాచ్ఛదాచ్ఛద్వి విశ్వము విశ్వం వ్యాచ్ఛద్ వ్యాచ్ఛదాచ్ఛద్వి వ్యాచ్ఛత్స ఆచ్ఛద్వి వ్యాచ్ఛత్స ఆచ్ఛత్స ఆచ్ఛదాచ్ఛత్స ఆత్మన్నాత్మన్ స ఆచ్ఛదాచ్ఛత్స ఆత్మన్ స ఆత్మన్నాత్మన్ స ఆత్మన్నారమణమారమణమాత్మన్ స ఆత్మన్నారమణం ఆత్మన్నారమణమారమణమాత్మన్నాత్మన్నారమణన్న నారమణమాత్మన్నాత్మన్నారమణన్న ఆరమణన్న నారమణమారమణన్నావిందద విందన్నారమణమారమణన్నావిందద ఆరమణమిత్యా ఆరమణం నావిందద విందన్న నావిందత్స సో విందన్న నావిందత్స అవిందత్స సో విందద విందత్స ఏతానేతాన్ సో విందద విందత్స ఏతాన్ స ఏతానేతాన్ స ఏతానను సవరమను సవరమేతాన్ స ఏతానను సవరం ఏతానను సవనమను సవనమేతానేతానను సవనం పురోడాశాన్ పురోడాశానను సవనమేతానేతానను సవనం పురోడాశాన్ అను సవనం పురోడాశాన్ పురోడాశానను సవనమను సవనం పురోడాశాన పశ్యత పశ్యత్ పురోడాశానను సవనమను సవనం పురోడాశాన పశ్యత్ అను సవనమిత్యను సవనం పురోడాశాన పశ్యత పశ్యత్ పురోడాశాన్ పురోడాశాన పశ్యత్తాగుస్తాన పశ్యత్ పురోడాశాన్ పురోడాశాన పశ్యత్తాన్ అవశ్యక్తాగుస్తాన పశ్యుల పశ్యత్తాన్ నిర్నిష్టాన పశ్యుల పశ్యత్తాన్ని తాన్ నిర్నిష్టాగుస్తాన్ నిరవపదవ పన్నిష్టాగుస్తాన్ నిరవపద నిరవపదవ పన్నిర్నిరవత్తైస్తైరవ పన్నిర్నిరవత్తై అవపత్తైస్తైరవ పదవ పత్తైర్వై వై తైరవ పదవ పత్తైర్వై తైర్వై వై తైస్తైర్వై స వై తైస్తైర్వై స వైస స వై వై స ఆత్మన్నాత్మన్ స వై వై స ఆత్మన్ స ఆత్మన్నాత్మన్ స ఆత్మన్నారమణమారమణమాత్మన్ స ఆత్మన్నారమణం ఆత్మన్నారమణమారమణమాత్మన్నాత్మన్నారమణమకృతారమణమాత్మన్నాత్మన్నారమణమకృత ఆరమణమకృతారమణమారమణమకృత తస్మాత్తస్మాదకృతారమణమారమణమకృత తస్మాద్ ఆరమణమిత్యారమణం అకృత తస్మాత్తస్మాదకృతాకృత తస్మాదను సమనమను సమనం తస్మాదకృతాకృత తస్మాదను సమనం తస్మాదను సమనమను సమనం తస్మాత్తస్మాదను సమనం పురోడాశాః పురోడాశా అను సమనం తస్మాత్తస్మాదను సమనం పురోడాశాః అను సమనం పురోడాశాః పురోడాశా అను సమనమను సమనం పురోడాశా నిర్నిష్పురోడాశా అను సమనమను సమనం పురోడాశాని అను సమనమిత్యను సమనం పురోడాశా నిర్నిష్పురోడాశాః పురోడాశా నిరుప్యంత ఉప్యంతే నిష్పురోడాశాః పురోడాశా నిరుప్యంతే నిరుప్యంత ఉప్యంతే నిర్నిరుప్యంతే తస్మాత్ తస్మాదుప్యంతే నిర్నిరుప్యంతే తస్మాత్ ఉప్యంతే తస్మాత్ తస్మాదుప్యంత ఉప్యంతే తస్మాదను సవనమను సవనం తస్మాదుప్యంత ఉప్యంతే తస్మాదను సవనం తస్మాదను సవనమను సవనం తస్మాత్ తస్మాదను సవనం పురోడాశానాం పురోడాశానామను సవనం తస్మాత్ తస్మాదను సవనం పురోడాశానాం మన సవనం పురోడాశానాం పురోడాశానామను సవనమను సవనం పురోడాశానాం ప్రపురోడాశానామను సవనమను సవనం పురోడాశానాం ప్ర అను సవనమిత్యను సవనం పురోడాశానాం ప్రపురోడాశానాం పురోడాశానాం ప్రాశ్నీయాదశ్నీయాత్ ప్రపురోడాశానాం పురోడాశానాం ప్రాశ్నీయాద్ ప్రాశ్నీయాదశ్నీయాత్ ప్రాశ్నీయాదాత్మన్నాత్మన్నశ్నీయాత్ ప్రాశ్నీయాదాత్మన్ అశ్నీయాదాత్మన్నాత్మన్నశ్నీయాదశ్నీయాదాత్మన్నేవైవాత్మన్నశ్నీయాదశ్నీయాదాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవారమణమారమణమేవాత్మన్నాత్మన్నేవారమణం ఏవారమణమారమణమేవైవారమణం కురుతే కృత ఆరమణమేవైవారమణం కురుతే ఆరమణం కురుతే కృత ఆరమణమారమణం కురుతేన న కృత ఆరమణమారమణం కురుతేన ఆరమణమిత్యారమణం కృదేన కృతే కృతేనైనమేనన్న కృతే కృతేనైనం నైనమేనన్న నైనకో సోమ సోమ ఏనన్న నైనకో సోమ ఏనకో సోమ సోమ ఏనమేనకో సోమోచ్యతి సోమ ఏనమేనకో సోమోతి సోమోచ్యతి సోమః సోమోతి పవతే పవతేతి సోమః సోమోతి పవతే అతి పవతే పవతేచ్యతి పవతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినః పవతేచ్యతి పవతే బ్రహ్మవాదినః పవతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినః పవతే పవతే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినః పవతే పవతే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి న వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి న బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి న వదంతి వదంతి నర్చర్చా న వదంతి వదంతి నర్చా నర్చర్చాన నర్చాన నర్చాన నర్చాన అర్చాన నర్చర్చాన యదుషా యదుషా నర్చర్చాన యదుషా నయదుషా యదుషానన యదుషా పంక్తిః పంక్తిర్యదుషానన యదుషా పంక్తిః యదుషా పంక్తిః పంక్తిర్యదుషా యదుషా పంక్తిరాప్యద ఆప్యదే పంక్తిర్యదుషా యదుషా పంక్తిరాప్యదే పంక్తిరా ఆప్యద ఆప్యదే పంక్తిః పంక్తిరా ఆప్యదే థాథా ఆప్యదే పంక్తిః పంక్తిరా ఆప్యదే థ ఆప్యదే థాథా ఆప్యద ఆప్యదే థకిం కిమథా ఆప్యద ఆప్యదే థకిం అథ కిం కిమథా కిం యజ్ఞస్య యజ్ఞస్య కిమథా కిం యజ్ఞస్య కిం యజ్ఞస్య యజ్ఞస్య కిం కిం యజ్ఞస్య పాంగతత్వం పాంగతత్వం యజ్ఞస్య కిం కిం యజ్ఞస్య పాంగతత్వం యజ్ఞస్య పాంగతత్వం పాంగతత్వం యజ్ఞస్య యజ్ఞస్య పాంగతత్వమితి పాంగతత్వం యజ్ఞస్య యజ్ఞస్య పాంగతత్వమితి పాంగతత్వమితి పాంగతత్వం పాంగతత్వమితి ధానా ధానా ఇది పాంగతత్వం పాంగతత్వమితి ధానా పాంగతత్వమితి పాంగతత్వం ఇది ధానా ధానా ఇది ధానాః కరంభః కరంభో ధానా ఇది ధానాః కరంభః ధానాః కరంభః కరంభో ధానా ధానాః కరంభః పరివాపః పరివాపః కరంభో ధానా ధానాః కరంభః పరివాపః కరంభః పరివాపః పరివాపః కరంభః కరంభః పరివాపః పురోడాశః పురోడాశః పరివాపః కరంభః కరంభః పరివాపః పురోడాశః పరివాపః పురోడాశః పురోడాశః పరివాపః పరివాపః పురోడాశః పయస్యా పయస్యా పురోడాశః పరివాపః పరివాపః పురోడాశః పయస్యా పరివాప ఇది పరివాప పురోడాశః పయస్యా పయస్యా పురోడాశః పురోడాశః పయస్యా తేన తేన పయస్యా పురోడాశః పురోడాశః పయస్యా తేన పయస్యా తేన తేన పయస్యా పయస్యా తేన పంక్తిః పంక్తిస్తేన పయస్యా పయస్యా తేన పంక్తిః తేన పంక్తిః పంక్తిస్తేన తేన పంక్తిరా ఆప్యద ఆప్యదే పంక్తిస్తేన తేన పంక్తిరా ఆప్యదే పంక్తిరా ఆప్యద ఆప్యదే పంక్తిః పంక్తిరా ఆప్యదే తత్తదా ఆప్యదే పంక్తిః పంక్తిరా ఆప్యదే తద్ ఆప్యదే తత్తదా ఆప్యద ఆప్యదే తద్యజ్ఞస్య యజ్ఞస్య తదా ఆప్యద ఆప్యదే తద్యజ్ఞస్య తద్యజ్ఞస్య యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య పాంగతత్వం తత్తద్యజ్ఞస్య పాంగతత్వం యజ్ఞస్య పాంగతత్వం పాంగతత్వం యజ్ఞస్య యజ్ఞస్య పాంగతత్వం పాంగతత్వమిది పాంగతత్వం ఇది షష్ఠకాండే పంచమ ప్రపాఠకస్య గణపాఠ సమాప్తః.